अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः चरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थ सार्थवाहम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं विदिताखिल शास्त्र सुधा जलधे विविधोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भवशंकर देशिक मे शरणं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञान घन प्रत्यगत्थो ब्रह्मैवाहमस्मि सोहमस्मि ब्रह्माहमस्मि। జగద్గురుమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి 7 రోజుల పాటు మనం బ్రహ్మసూత్ర భాష్య ప్రవచన మహాయజ్ఞానికి సిద్ధపడుతూ ఉన్నాం. సంప్రదాయ రీత్యా బ్రహ్మసూత్రాలు చెప్పుకునేటప్పుడు కొన్ని శాంతి పాఠాలు చెప్తారు పెద్దవారు. ఇదే కాకుండా జగద్గురువు బ్రహ్మ విద్యా స్వరూపుడు అయిన దక్షిణామూర్తి స్తుతిని పారాయణ చేయడం కూడా ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయం ఎలా ఉంటుందంటే ప్రారంభంలో 5 శ్లోకాలు, మళ్ళీ ప్రవచనాలన్నీ పూర్తయిన తర్వాత చివరి 5 శ్లోకాలు చేయడం ఒక సత్సంప్రదాయం. సంప్రదాయాన్ని గౌరవించడం అనేటువంటి లక్షణంతో ఉన్నవాళ్ళం గనక మనం కూడా సంప్రదాయాన్ని అనుసరించే దీనికి ఉపక్రమిద్దాం. ఒక గహనమైన విషయాన్ని అవగాహన చేసుకుని గ్రహించడానికి చెప్పేవాడికి వినేవాడికి కూడా సకల జగద్గురువైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి గనక మనందరం కూడా పరమేశ్వరుని అనుగ్రహానికి ప్రార్థిస్తూ ముముక్షురువై శరణమహం ప్రపద్య అని ఉపనిషత్తే మోక్షకాంక్ష కలిగిన వారు జగద్గురువైన పరమాత్మనే శరణ వేడాలి అని చెప్పుకున్నారు. పైగా బ్రహ్మసూత్రాలు చెప్పడానికి సిద్ధపడ్డం అన్నది ఒక మహాసాహసం. చెప్పించడం శ్రీకృష్ణ బృందం వారి సాహసమైతే చెప్పడానికి రావడం నా సాహసం. మరి వినడానికి మీ సాహసాలు మీకే తెలియాలి. ఎందుకు ఇంత గొప్ప విషయం ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే కేవల జ్ఞాన విషయమైనదే బ్రహ్మసూత్ర భాష్యం. ఇది రంజనకరమైనటువంటి విషయం కాదు, ఆలోచనను రేకెత్తించే విషయం. బుద్ధికో లక్షణం ఉంది, రంజన వినోదము అన్నప్పుడు బుద్ధికి శ్రమ ఉండదు. ఆలోచించడం అనేది చెప్పేటప్పుడు బుద్ధికి శ్రమ వస్తుంది. శ్రమిస్తే గానీ అన్నీ తెలియవు. బుద్ధికి శ్రమ పెట్టగానే అది వెంటనే కొద్దిసేపటికే విశ్రాంతిని కోరుతూ శ్రమ నుంచి పక్కకు తొలగాలి ఉంటుంది. అసలు ఆధ్యాత్మిక విషయాలు భాగవత రామాయణాలు చెప్పేటప్పుడే అవస్థ ఉంటూ ఉంటుంది. అందున ఏకంగా తారవస్తువైనటువంటి బ్రహ్మసూత్రాన్ని తీసుకుని సత్యాన్వేషణ దృష్టితో చెప్పుకుంటే అదొకటి, మళ్ళీ రంజన దృష్టి కాకుండా సభారంజన దృష్టిని పక్కన పెట్టి సత్యాన్వేషణ దృష్టితో చెప్పడానికి వినడానికి ప్రయత్నిస్తే మాత్రం దానికి ఒక పటిష్టమైన ఏకాగ్రత కావాలి, ఒక నిజాయితీ కావాలి. ఏది గ్రహించాలన్నా దానికి ముందు ఒక ప్రిపరేషన్ అనేది అవసరం. ఏ విషయం గ్రహించాలన్నా లోకంలో లౌకిక విషయాలు కావచ్చు, ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, అలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క రకమైన ఆ సంసిద్ధత అంటారే అది కావాలి. ఆ సంసిద్ధత ఏమిటనేది మనకు సూత్ర ప్రారంభంలో ఎలాగో తెలుస్తున్నది. మొత్తానికి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే ఈ విషయాన్ని అత్యంత ఏకాగ్రంగానే గ్రహించాలి అని. అయితే ఇవాళ హఠాత్తుగా సంకల్పించుకుని చెప్పిన విషయం కాదు. బ్రహ్మసూత్ర భాష్యం చెప్పాలి అనే కోరిక సుమారు 3 ఏళ్ల నుంచి శ్రీకృష్ణ భక్త బృందం తరపున శ్రీమతి లక్ష్మీ భవాని గారు కోరుకుంటూనే ఉన్నారు. ఆవిడ తన పేరు ప్రకటించకపోయినా ఆవిడ ద్వారా జరుగుతున్న మంచి పనులు మీ అందరికీ తెలిసినవే. గతంలో ఆధ్యాత్మ విద్య అయినటువంటి భగవద్గీతని ఇదే వేదిక మీద కొన్ని సంవత్సరాల పాటు మనం సంవత్సరానికి కొన్ని రోజులు చెప్పున అది బ్రహ్మ విద్యే దాన్ని చెప్పుకున్నాం. అంతకు మునుపు వారాధ్వర్యంలోనే శ్రీమన్ నారాయణీయం, మహాభారత శాంత అనుశాసన పర్వాలు ఇత్యాది విషయాలు చాలా చాలా జరిగాయి. బ్రహ్మసూత్ర భాష్యం 3 ఏళ్ల నుంచి ఆవిడ అడుగుతున్నా నేను కొంచెం వెనకంజ వేసి ఇప్పుడు ముందంజ వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏమిటి? ఇప్పుడు ముందంజ వేయడానికి సంతోషం చప్పట్లు కొట్టారు, ఇంతవరకు వెనకంజ వేసినందుకు సంతోషించారో నాకు తెలియట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎందుకు వెనకంజ వేశామనేది ఒక విషయం ఉన్నది. మొదటి నుంచి నాకు అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది ఏంటంటే పెద్దవాళ్ళు ఇచ్చిన సంస్కారం వల్ల ఉపనిషద్ విద్య ఉపన్యాసపు విషయం కాదు అనేది. అది చాలా ఏకాగ్రంగా గురువు శిష్యులు, ఆ శిష్యుడు కూడా ఒక విధంగా తయారైనటువంటి వాడై ఉండాలి. తయారీ అంతేగాని అలాగూ వెళుతూ ఉన్నాం, బ్యానర్ కనబడింది ఒకసారి కూర్చుందాం, ఎలాగూ ఊళ్ళో ఉన్నాం కనుక వద్దాం, రేపు ఎల్లుండి తీరకండి, మొదటి రోజు రాకపోతే రేపు వస్తాను, ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎలా లేదు ముందు చెప్పు గుర్తుపెట్టుకోండి అని నేనలేదు, బ్రహ్మ విద్య ఋషులు చెప్పారు ఆ విషయం. కనుక శిష్యుడికి ఒక సన్నద్ధత ఉండాలి, గురువుకి సంస్కారములు ఉండాలి. కనుక ఉపనిషద్ విషయం అనేది అంత గహనమైనది, విద్య మీద ఉన్న గౌరవం చేత వెనకంజ వేయడం జరిగినది. మరొక విషయం ఏంటంటే సాధన దశలో ప్రారంభ దశలో సాధన దశలో ప్రారంభ దశలో ఉన్నటువంటి నాబోటి వారు దీనికి సాహసించడం అనేటువంటిది ఒక మహావిషయంగా కూడా అనిపించడం, ఇన్ని అంశములు ఉన్నాయి. మరి ఎప్పుడు ఎందుకు సన్నద్ధమయ్యారు అంటే ఇప్పుడేం కొత్తగా ఏం కొమ్ములు వచ్చాయా, ఈ 3 ఏళ్లలో ఏమీ రాలే, కానీ ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏంటంటే సాధనలో భాగంగానే ఇక్కడ చెప్పుకుందాం అని తోటి సాధకులతో కలిసి ఒక సాధకుడిగా పెద్దలు ఇచ్చినటువంటి బోధ వల్ల అవగతమైన అంశాలని పంచుకుంటూ ఈ సాధనని పురోగమింపజేసుకోవాలని ఒక సాధనా దృక్పథంతో దీన్ని అంగీకరించడం జరిగినది. దీనికి నిమిత్త కారణంగా ఇంత ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ భక్త బృందానికి మీ తరపున నా తరపున నేను కృతజ్ఞతలు చెప్తూ ఈ సంసిద్ధతకి ధైర్యం ఏంటో చెప్తా. భాగవతంలో కథ ఉంది, చాలా చక్కటి కథ. అఘాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు, కొండ చిలువ రాక్షసుడు వాడు. వాడి సోదరుడు బకాసురుడు. ఈ బకాసురుడిని కృష్ణుడు సంహరించాడు, అఘాసురుడు కక్ష కట్టు కూర్చున్నాడు. మా సోదరుడిని సంహరించాడు గనక ఈ కృష్ణుడిని ఎలాగైనా మట్టు పెట్టాలి అని. సరిగ్గా కృష్ణ పరమాత్మ గోపబాలకులతో కలిసి బృందావనంలో విహరిస్తూ ఉంటే అఘాసురుడు నోరు తెరుచుకుని అక్కడ ఉన్నట్ట. ఈ మొత్తం గోపబాలకులు ఆ నోరు తెరిచినటువంటి పాము నోట్లోకి వెళ్ళాలని సరదాపడ్డారు. భయపడాలా సరదాపడ్డాలండి, నిజంగా పాము నోరు తెరిస్తే ఆటకి సహజమైన కుతూహలం లోపలికి వెళ్ళమని చెప్తోంది. కానీ అది సర్పమని భయం కలిగినా వాళ్ళు ఏం పర్వాలేదు లోపలికి వెళ్ళిపోదామన్నారు. ఏమి సర్పం మింగితే సర్పాన్ని ఎదుర్కొనగలిగే శక్తి మాకు లేదు. మరి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా వెనకాల కృష్ణుడు ఉన్నాడని ధైర్యం, అందుకు లోపలికి వెళ్తా ఉన్నారు. అందుకు వెళ్ళాలని కుతూహలానికి కృష్ణుడున్నాడని ధైర్యం తోడిస్తే లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ ధైర్యాన్ని చూసి తన ధైర్యంగా నమ్ముకున్నారు గనక ఆయన తప్పకుండా అనుగ్రహించాడు. ఆ కథ నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు అనేటువంటి ఈ మహాసర్ప గఫరంలోకి వెళుతూ కృష్ణుడున్నాడనే ధైర్యంతో ప్రవేశిస్తున్నాం మనందరం కూడా. కృష్ణం వందే జగద్గురుం అది ఇక్కడ బ్రహ్మసూత్రాలు అనగానే భాష్య ప్రవచనం ఉన్నాం. బ్రహ్మసూత్ర ప్రవచనం అనక ఏ భాష్యం చెప్తామని? బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనం. ఏ భాష్యం? బ్రహ్మసూత్రాలకు ఎన్ని భాష్యాలు ఉన్నాయి? సవాలక్ష. భాష్యాలకి భాష్యాలు అవో సవాలక్ష. ఇంత సూత్రంకి అంత పుస్తకం తయారైంది. మహానుభావుడు బాదరాయణుడు అంత విషయాన్ని ఇంతలో చెప్దామని ఆయన ప్రయత్నించాడు. అదేం చిత్రమో, ఆ ఇంత మళ్ళీ అంత అయి కూర్చుంది మనకి. ఆ ఇంత అర్థం అవడం కోసం ఈ అంతా కావాల్సి వచ్చింది మనకి. కనుక ఎన్ని భాష్యాలు, భాష్యాలకి భాష్యాలు తయారయ్యి ఒక సూత్రమని చిన్న బాణధార భాష్యమనే మహానదిగా మారిపోయింది మనకి. ఇప్పుడు మన దాహం తీర్చడానికి అంత నది కావాలి. కనుక ఏ భాష్యం చెప్తామో అనుకోగానే ఇక్కడున్న సుమారు ఉన్న వాళ్ళల్లో 95% మంది గట్టిగా తెలిసిపోయి ఉంటుంది ఏ భాష్యం. శంకర భాష్యం దిక్కు అదే. ఈ మాట చెప్పడానికి నిస్సందేహంగా చెప్తున్నా. నేనేమిటి, చక్కగా ఆలోచించగలిగేటటువంటి సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా శంకర భాష్యాన్ని శిరస్సుకెత్తుకోవలసిందే, ఇందులో సందేహం. అది ఎలాగా అని వాదించదలుచుకుంటే శాస్త్ర సహాయంతో నిర్ధారించగలిగేటువంటి శక్తి గురువనుగ్రహం వల్ల లభిస్తుంది తప్పకుండా. మొత్తానికి ఆదిశంకర భాష్యాన్ని, అందుకే సూత్ర భాష్య కృతవు వందే భగవంతవు పునఃపునః, సూత్రకారుడైన బాదరాయుణ్ణికి భాష్యకారుడైనటువంటి శంకరుల వారికి ఉభయులకి నమస్కారం చేసుకుని ప్రవేశిద్దాం. ఉభయ రూపంలో ఉన్న జగద్గురు తేజానికి ముందు నమస్కారం చేసుకుంటూ అందరం కలిసి ఒక్కసారి దక్షిణామూర్తి స్తోత్రానికి ఉపక్రమిద్దాం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం తదాత్మకమసత్కల్పార్థకం వాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభో నిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. నానాచ్ఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపింద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ధ్యాన శ్లోకాన్ని విడిచిపెడితే మిగిలిన 5 శ్లోకాన్ని మనం సంప్రదాయబద్ధంగా చదువుకుని గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నమస్కారం చేసుకుని బ్రహ్మసూత్ర విషయాల్లోకి ప్రవేశిస్తున్నాం. బ్రహ్మసూత్రములు అన్నప్పుడు ప్రస్థానత్రయంలో ఒకటి అనేటువంటి అంశం మనందరికీ తెలిసినటువంటి విషయమే. త్రయం అంటే మూడు కదా, మూడు ప్రస్థానాలు. ప్రస్థానం అంటే మార్గం అని అర్థం. ఒక మార్గానికి ఎన్నో పేర్లు చెప్పచ్చు. మరి ప్రస్థానం అని ఎందుకన్నారు అంటే 10 మంది బాగా హాయిగా నడిచినటువంటి తోవని ప్రస్థానం అని అంటారు. మనకేదైనా ప్రస్థానం కనబడితే ధైర్యంగా ప్రయాణం చేయొచ్చు, దిక్కు దారి తోచనప్పుడు. అంతే కదండి, ఈ అడవిలోకి చిక్కుకు వెళ్ళిపోయాం ఎటు వెళ్ళాలో తెలియలేదు, అందరూ నడిచినటువంటి ఒక గొప్ప మార్గం కనబడింది అనుకోండి, ధైర్యంగా అడుగు వేస్తాం. ఎందుకంటే ఇది ఎక్కడికో దాని గమ్యానికి చేరుతుంది, దిక్కు లేకుండా విడిచిపెట్టదు అని. అందుకు ప్రస్థానం అనే మాటకు ఇంత విశేషమే. ఎన్ని ప్రస్థానాలు ఇవి? మూడు ప్రస్థానాలు. అయితే గమ్యాలన్నీ ఒక్కటే. అలాగని ప్రస్థానం అంటే మార్గములు, అవి మూడా? అవి మూడు కాదు నిజానికి, అది కూడా ఒక్కటే. ఒకటే మార్గం, ధర్మ మార్గ, భక్తి మార్గ, జ్ఞాన మార్గాలు అయితే మూడు అయ్యే కానీ ప్రస్థానత్రయంలో చెప్పబడ్డ మార్గం మాత్రం ఒకటే, జ్ఞాన మార్గం. మరి జ్ఞాన మార్గమైన దాన్ని మరి మూడు మార్గాలను ఎందుకు అన్నారు? ఇది మనం కొంచెం తెలుసుకోవాల్సింది. మూడు గ్రంథాల్లో చెప్పారు గనక మనం దీన్ని మూడు మార్గాలు అన్నాం, కానీ నిజానికి ఇది ఒకటే మార్గం, జ్ఞాన మార్గం. ఇది బలపడ్డానికి మనం ఈ మూడు గ్రంథాల మార్గం ద్వారా జ్ఞాన మార్గాన్ని పటిష్టం చేసుకోవాలి. కానీ జ్ఞాన మార్గం ఏకమే, అది తెలుసుకోవడానికి గ్రంథ మార్గములు మూడు అయ్యే మనకి. అందుకు ప్రస్థానత్రయం. కొందరు పెద్దలు ఏం చెప్తారంటే ఇది మార్గమే కాదయ్యా, మార్గం ఒకటైనా మూడు మజిలీలు అని చెప్పారు. అది గొప్ప విషయం, మూడు మజిలీలు. అదేమిటి అంటే మొదటి ప్రస్థానం ఏంటి? ఉపనిషత్తులు. రెండవ ప్రస్థానం ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి బ్రహ్మసూత్రం. మూడవ ప్రస్థానం భగవద్గీత. ఉపనిషత్తులు అనీసం అంటే మొత్తం ఉపనిషత్తులన్నీ కలిపి ఒక ప్రస్థానం. ఎన్ని ఉపనిషత్తులు? వేదాల్లో చాలా ఉపనిషత్తులు ఉన్నాయి, కానీ జ్ఞాన మార్గానికి మనకు ఉపకరించే ఉపనిషత్తుల్ని శంకర భగవత్పాదులు వారు అనువదించారు, దశ ఉపనిషత్తులు. దశ ఉపనిషత్తుల్ని కలిపి మనం ఒక ప్రస్థానంగా చెప్తున్నాం. చిత్రం ఏంటంటే శంకర భగవత్పాదులు వారు వేటికి భాష్యాలు రచించారో తరువాతి వారందరూ వారి సిద్ధాంతం ప్రతిపాదించడానికి ఆ భాష్యాలు రచించిన మూల గ్రంథాలు పట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి ముద్ర వేశారు మహానుభావుడు. ఆ దశోపనిషత్తులే ఎవరైనా తలకెత్తుకోవలసింది. ఇప్పుడు ఉపనిషత్తు ప్రస్థానాన్ని శృతి ప్రస్థానం అని అంటారు. అంటే వేదముల ద్వారా మనకు దొరికిన మార్గం అది. ఉపనిషత్తు వేదంలో భాగం కదా, అంతే. అందుకే దానికి వేదాంతం, వేదాల చివరి భాగం. చివరి భాగం అంటే ఫలభాగం. ఇది చెట్టుకు చివరేంటి? పండు. ఇంత చెట్టు వ్యవసాయం ఎందుకండి మనకి? ఫలం కోసమే కదా. కనుక చెట్టు ప్రారంభించిన దగ్గర నుంచి దాన్ని పెంచి పోషించే దోహద చర్యకి చెప్తే చివరికి అంతమేమిటి? ఫలం. కనుక ఫలమే వేదాంతం. కనుక వేదములంతమైన వేదాంతమే మనకి వేదము యొక్క ఫలస్వరూపం. వేదము యొక్క ఫలం బ్రహ్మజ్ఞానం. అది చెప్పే చోటు ఉపనిషత్తు, అందుకది వేదాంతం అన్నారు. అది శృతికి సంబంధించింది కనుక, అంటే వేదానికి సంబంధించింది కనుక అది శృతి ప్రస్థానం. భగవద్గీత ఉన్నదే, అది స్మృతి ప్రస్థానం. ధర్మశాస్త్రాల్ని, పురాణాలని, ఇతిహాసాలని కూడా స్మృతులు అనడం మన సంప్రదాయం. స్మృతి అంటే వేదం దేన్ని చెప్పిందో దాన్ని స్మరించి చెప్తుంది కనుక స్మృతి. అందుకని స్మృతులు కొత్తవి ఏమీ చెప్పవండి, కొత్తవి ఏమి చెప్పినా మనకొద్దండి. ఎందుకంటే వేదం ఏం చెప్పిందో అదే మనకు ప్రమాణం, వేదోఖిల ధర్మమూలం అన్నట్లుగా. కానీ వేదం చెప్పినటువంటి విషయాన్నంతటిని మనకు స్మరించి చెప్పేది, మన చేత స్మరింపజేసేది ఏదో అది స్మృతి. పురాణములు కావచ్చు, ఇతిహాసాలు కావచ్చు, అవన్నీ కూడా. పురాణ సంప్రదాయం ప్రకారం రచింపబడ్డ ఇతిహాస మహాభారతం, అందులో ఉన్నటువంటిది భగవద్గీత, దాన్ని స్మృతి ప్రస్థానము అని అంటారు. శృతి స్మృతులు అయ్యాయి కదా, ఈ మధ్యలో న్యాయ ప్రస్థానము. న్యాయము అంటే యుక్తితో చక్కగా ఉపనిషత్తులు చెప్పినటువంటి వాక్యాలని మననం చేసుకోవడానికి సహకరించే అంశముల్ని చెప్తుంది కనుక న్యాయ ప్రస్థానం అని చెప్పబడుతున్నది బ్రహ్మసూత్రములు. అయితే కొంతమంది బ్రహ్మసూత్రాలని మూడవ ప్రస్థానంగా చెప్తారు, కొంతమంది మధ్య ప్రస్థానంగా చెప్తారు. అటు భగవద్గీతకి ఇటు ఉపనిషత్తులకి మధ్యలో ఉంది అని చెప్తారు. కొందరు మహాత్ములు ఎలా చెప్తారంటే ఉపనిషత్తులు శ్రవణం చేయాలి, బ్రహ్మసూత్రాలు మననం చేయాలి, భగవద్గీత నిధిధ్యాసనానికి పనికొస్తుంది అని చెప్తారు. ఇక్కడ ఉపనిషత్తుల ద్వారా మనం ఏ బ్రహ్మ విషయములు విన్నామో అవి మననం చేయాలి. వింటే లాభం ఏముందండి? మననం చేయాలి. మననం చేయడానికి సహకరిస్తుంది సూత్రం. ఆ మననం చేసేది మనలో పదిలంగా నిలబడిపోవడం కోసమని నిధిధ్యాసనం అనేటువంటి ప్రక్రియ, దానికి భగవద్గీత సహకరిస్తుందట. అయితే మరి ఉపనిషత్తులు శ్రవణం చేసి అవి మననం చేయరా? అవి మననం, అవి నిధిధ్యాసనం చేయొచ్చు. అయితే ఈ మాటలో కూడా ఔచిత్యం ఉంది. ఎందుకంటే మనం పట్టుకున్న బ్రహ్మసూత్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పిన వాక్యములని మననం చేస్తూ చెప్తాడు ఈ సూత్రాలు, అది గొప్ప విషయం. కనుకనే ఇది మనన విద్యగానే భావించాలి. అందుకే ఉపనిషత్తుల్ని తలకెత్తుకుని ఉపనిషత్ భావం మన తలకి ఎత్తించడానికి, ఎక్కించడానికి బాదరాయణుడు చేసినటువంటి ఒక మహాప్రయత్నమే సూత్ర రచన. నేను మాట మాటికి బాదరాయణుడు బాదరాయణుడు అన్నాను. ఎవరైనా వేదవ్యాసులు అని కొందరు అంటారు, కాదని ఇంకొందరు అంటారు. ఆ వేదవ్యాసుడు వేరు, ఈ బాదరాయుడు వేరు అని. సంప్రదాయవాదులు చాలా మంది వేదవ్యాసుడే బాదరాయణుడు అన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వ్యాసుల వారికి బాదరాయణుడు అని పేరున్నది. అయితే ఆ పేరు ఈ పేరు కలవారు ఒక్కడేనా అని అంటే, కొంతమంది పండితులు ఔచిత్యం గురించి ఆలోచన చేసేవారు అంగీకరించరు. ఈ బాదరాయణుడు వేరు, ఆ వ్యాసుడు వారు వేరు అంటారు. సరే, ఎవరి అభిప్రాయం ఏదైనా అసలు బ్రహ్మజ్ఞానం వచ్చేటప్పటికే నామరూపాలు గొడవ అక్కర్లేదంటారే, కనుక ఎవరు రాశారు ఏమిటి పక్కన పెట్టి, వ్యాసుల వారి హృదయానికి విరుద్ధము కాని వాడే అవడు బాదరాయణుడు. అయితే బాదరాయణుడు వ్యాసుడు కాడని ఎందుకన్నారనేది కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే వ్యాసుల వారి తర్వాత కలిప్రభావం చేత వచ్చినటువంటి అవైదిక మతాలని బ్రహ్మసూత్రాలు ఖండిస్తాయి. వ్యాసుల వారి కాలానికి ఇంకా అవి రాలేదు. వాటిని ప్రస్తావన చేయడం, వాటిని ఖండించడం బ్రహ్మసూత్రాల్లో మనకు కనబడుతుంది. శంకర భగవత్పాదుల వారి కాలానికి ఆ అవైదిక మతాలు ఉన్నాయి గనక, వాటిని ఖండించడంలో ఈ బ్రహ్మసూత్రాలను ఆధారం తీసుకుని ఆయన కూడా ఆ పని చేశారు. శంకరుల వారు ఎలాగో వ్యాసుని తరువాతి వారే మనకి తెలుసు. అవైదిక మతాలు ఆవిర్భవించి సనాతన ధర్మాన్ని కకావికలం చేసిన తర్వాత అవతరించిన వారు గనక, ఆయన చెప్పిన దాని విషయంలో మనకేమి చరిత్ర విషయంలో సందేహం లేదు. కానీ ఈ బాదరాయణుడి విషయంలోనే సందేహం ఉన్నది. మొత్తానికి ఈ బాదరాయణుడు ఎవరో కానీ ఈ అవైదిక దర్శనాలన్నీ చూసి, లేదా వైదిక దర్శనాలు అవుతూనే వేదాంతానికి విరుద్ధంగా చెప్పినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చూసి ఆ మహానుభావుడు సూత్రరచన చేశారు. ఆ బాదరాయణుడు వ్యాసదేవుడు పూని రాశాడు అనుకుంటే ఏ బాధ లేదు. ఇక్కడ మొత్తానికి ఈ మీమాంస ఒకటి ఉంది అని చెప్పాను, కానీ ఇప్పుడు ఈ మీమాంస మీదని ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. అవి పండితుడికి ఇచ్చేద్దాం, వాళ్ళ పని చర్చలన్నీ చేసుకోవడానికి పనికొస్తుంది. అదృష్టవశాత్తు నేను పండితుడిని కాను, నా ముందు చాలామంది మహాపండితులు ఉండొచ్చు. కేవలం ఒక సాధన, సత్యాన్వేషణ దృష్టి, తరించాలనే తపన, దానికోసం శాస్త్ర మార్గంలో వెళ్ళాలనే ప్రయత్నం, ఇటువంటి వాటి వల్ల వచ్చినటువంటి సంస్కారముతో గురువుల కాళ్ళు పట్టుకుని చెప్తున్న మాటలే కానీ, ఇక్కడ ద్వియాహంకారంతో పలికే పలుకు ఒక్కటి లేదని శవనీయంగా జగద్గురుస్వరూపమైన సభకు నమస్కారం చేసుకుని ఉపక్రమిస్తున్నాను విషయాన్ని. అయితే ఇక్కడ ఈ బ్రహ్మసూత్రములు అన్నప్పుడు సూత్రము అని పేరు ఎందుకు అన్నారు అనేది చూద్దాం. శాస్త్రము, సూత్రము, అసలు మన భారతీయుల విజ్ఞానం గురించి తెలుసుకున్న పాశ్చాత్యులు కూడా కళ్ళు తిరిగిపోతాయి వాళ్ళకి. ఏమిటా ఈ మహానుభావులు అంత శాస్త్రాన్ని ఎంత సూత్రంలో పెట్టి ఎంత విజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి పెట్టించారు మహానుభావులు అని. అసలు సూత్రం మననం కోసం వచ్చిందని అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇవాళ చాలా విన్నాం మనం, వింటున్నంతసేపు మనస్సు తాదాత్మ్యం చెందుతుంది, విషయం అర్థమైనట్టుగా అనిపిస్తుంది మనకి. అయితే నిజమైన సాధకుడు విని దులుపుకు నిలిపోడు కదా, విన్నదంతా మననం చేయాలి కదా వాడు. విన్నదంతా మననం చేయాలంటే నేను ఇక్కడ చేసిన జ్ఞాన శ్లోకం నుంచి చివరి వరకు స్వస్తి వరకు చెప్పింది అంతా ఎవడు గుర్తుంటుందండి? అప్పుడు ఏం చేయాలి? చెప్పిన దానంతరకు సార వస్తువుగా ఏవో కొన్ని పట్టుకుని మనం మననం చేసుకుంటాం. అందుకే ఉపనిషత్తుల్లో చెప్పిన వాటి అన్నిటిని ఒక సార వస్తువుల్లా చేసి ఒక్కొక్క సూత్రంలో పెట్టేశాడు ఆయన. ఇప్పుడు మనం భాష్య రూపంలో ఆ సూత్రంలో ఏం చెప్పాడో గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళలేక మళ్ళీ సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ సూత్రంలో ఏం చెప్పారని మననం చేస్తే తవ్వుకుంటూ వెళితే భాష్యంలో చెప్పిన అంశాలన్నీ దాన్ని తడుముతూ ఉంటాయి. అప్పుడు ఇంకా సూత్రం మీలో గట్టిగా నిలిచిపోతుంది, రంగరిస్తుంది. అంత చక్కటి రచన సూత్ర రచన. అయితే సూత్ర రచన అనేది బ్రహ్మసూత్రాలకే ఉన్నాయా? చిత్రం ఏంటంటే మన శాస్త్రములన్నీ సూత్రములతోనే చెప్పబడ్డాయి. మనకు దర్శనములు ఉన్నాయి కదా, దర్శనాలు చాలా ఉన్నాయండి. ఒకటేమిటి, షడ్దర్శనాలను అంటాం కానీ ఇంకా చాలా చాలా దర్శనాలు ఉన్నాయి మనకు, దర్శన శాస్త్రాలు. కానీ షడ్దర్శనాలను ఎందుకు అంగీకరించారంటే, చాలా మేరకు వేదము చెప్పినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ వెళుతున్న దర్శనాలని మనం షడ్దర్శనాలు అని చెప్పాం. అంతేకాదు విచారణ మార్గంలో కొంత మేరకు అవి ఉపకరిస్తాయి, కానీ సంపూర్ణంగా అవి చెప్పిందే సంపూర్ణ సిద్ధాంతం కాదది. అందుకే మళ్ళీ శంకరుల వారు వాటి పైది చెప్పాల్సి వచ్చింది మనకి. కనుక ఐదు దర్శనాలు పైది ఆరవ దర్శనం. ఐదు దర్శనాలు ఎక్కడ ఆగిపోయాయో అక్కడి నుంచి సాగదీసి ఎక్కడ ఆగాలో అక్కడ ఆపాడు మహానుభావుడు. ఇక్కడ ఎక్కడ ఆగితే ఇంక ముందుకు వెళ్ళక్కర్లేదో అక్కడికి తీసుకెళ్లారు శంకర భగవత్పాదుల వారు ఆరవ దర్శనంతో. ఆరవ దర్శనం వేదాంత దర్శనం. మిగిలినటువంటి ఐదు దర్శనములు చాలా మందికి తెలిసిన విషయమే. మనకి కణాదుడి వైశేషిక దర్శనం, గౌతముడి న్యాయ దర్శనం, కపిలుడి సాంఖ్య దర్శనం, పతంజలి యోగ దర్శనం, జైమిని పూర్వమీమాంసా దర్శనం, బాదరాయణుడి బాదరాయణుడి అన్నానికి లేదు రండి, వేదాంత దర్శనం అందాం. బాధలాంటి ప్రతిష్టాతాన్ని కాదు కదా ఆ మాటకు వస్తే వ్యాసుడు వారి ఆ మాట. ఉపనిషత్ మతాన్ని ప్రతిష్ఠించడమే వ్యాసుని హృదయం, అందులో సందేహం లేదు. ఆ వ్యాసుల వారు శంకరుల వారు ఏం రాశారని చాలా పరీక్షలు పెట్టారు ఆయన్ని. ఆఖరి వ్యాస దర్శనంతోనే ఏం రాశారు. అయితే ఈ బాదరాయణ దర్శనం ఆ వ్యాస దర్శనం అనొద్దు. బాదరాయణ అనేవారు వేరైనా ఆ వ్యాస మహర్షి ఆమోదం పొందారు శంకరుల వారు అని మనం భావించవచ్చు. ఇక్కడ దానికి శంకర విజయంలో మనకు ప్రమాణాలు కనబడుతున్నాయి. వేదవ్యాసుల వారు అక్క ఆమోదం పొందారు. ఎందుకంటే వేదవ్యాసుల వారు హృదయమే వేదాంతం. ఆయన ఈ వేదాంతాన్ని వేదములు వ్యాసం చేసి చెప్పడమే కాదు, సరిగ్గా అధ్యయనం చేస్తే పురాణాల్లో కూడా ఆయన పరమగమ్యం ఉపనిషత్ వేదాంతమే అని ప్రతిపాదించారు. సరిగ్గా అధ్యయనం చేస్తే అది అక్కడ ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఆ మాటకు వస్తే వేదం కూడా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అదే చెప్తుంది. వేదాంతం దాకా ఎందుకు, జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అదే చెప్తున్నది. కనుకనే ఇక్కడ దర్శనాల్లో మనకి ఏ ఏ దర్శనం ఏమిటేమిటి అని చెప్తే అది పెద్ద ప్రవచనం అయిపోతుంది మనకి. కానీ బ్రహ్మసూత్రాలు ఇన్ని దర్శనాలని తడిమేడు సూత్రకారుడు బాదరాయణుడు, వాటిని పక్కన తీసేస్తాడు. ఇవేవి కూడా పరమసత్యాన్ని ప్రతిపాదించట్లేదు. మిగిలిన ఐదు దర్శనములు పరమసత్యాన్ని ప్రతిపాదిస్తున్నది వేదాంత దర్శనమే అని ప్రతిపాదించారు ఇందులో మనకి దేంట్లో, బ్రహ్మసూత్రములు. కనుక బ్రహ్మసూత్రములు దేనికి వచ్చాయి, వేదాంత దర్శనాన్ని ప్రతిష్ఠించాయి. వేదాంత దర్శనాన్ని ఉత్తర మీమాంస అని అంటారు. కర్మకు సంబంధించిన సిద్ధాంతాలని పూర్వమీమాంస అని చెప్పారు. పూర్వ ఉత్తర అన్నప్పుడే మనకు తెలిసిపోతుంది. పూర్వ అంటే ప్రిపరేటరీ, ప్రారంభం, దాని తర్వాత ఉత్తర. అది ఇక్కడ అంటే ఇక్కడ వేదములో పూర్వభాగం కర్మ మార్గం, దాన్ని ప్రతిపాదించింది అది, ఉత్తర భాగం వేదాంతం అనేటువంటి విషయం ఇక్కడ. అందుకు సమగ్రంగా వేద విజ్ఞానం అనేది రెండిట్లో ఉన్నది. కానీ వేదం యొక్క తాత్పర్యం, వేదం యొక్క హృదయం, వేదం యొక్క ఫలస్వరూపం ఉత్తరమీమాంస, అది ప్రధానం. మిగిలినటువంటి మీమాంసలు, సాంఖ్యుడు ఇత్యాదులు చెప్పిన విషయములు, ఇవి సూత్రముల్లోనే రచనలు ఉన్నాయి. సాంఖ్య సూత్రాలు మనకున్న కపిలుడు, కపిలాచార్యుల వారు ఇచ్చారు, అనుగ్రహించారు. అలాగే జైమిని ఇచ్చిన కర్మసూత్రాలు నవేం తక్కువ కాదండోయ్. ఇక్కడ ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. కణాదుడు వైశేషిక దర్శనం ఉంది మనకి. శంకరాద్వైతం పెట్టుకుని చాలామంది మహానుభావులు ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, చెయ్యాలి, సాగాలి. ఎందుకంటే బ్రహ్మము గురించి ఏ రూపంలోనైనా వినడం మహదానందమే. బ్రహ్మము గురించి శ్రవణం కానీ, మననం కానీ, వచనం కానీ, ఏదైనా జరుగుతుంటే పాప సంవరణం, ఇది గుర్తుపెట్టుకోండి. మాట మాటికి బ్రహ్మము అని, ఏమర్థమైనా అర్థం కాకపోయినా వేదాంత శ్రవణం చేయడం చాలా మంచిది అని సూత సంహితలో మాట చెప్పాడు. వేదాంత శ్రవణం చేస్తే ముందు పాపం పోతుందిట, జ్ఞానం రావడం తర్వాత మాట, ముందు పాపం పోతుంది. ఎందుకంటే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వేదాంతం ఒక మాట చెప్తుంది, నువ్వు జీవుడు కావయ్యా, నువ్వు ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు అని. నేను ఎలా ఈశ్వరుడు అవుతాను అని వాడికి ఎప్పుడు చచ్చే వరకు క్వశ్చన్ మార్క్ ముఖమే, కానీ అది ఊరుకో చెప్తూనే ఉంటుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలని దాని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎన్నో ఉదాహరణలు చెప్తుంటుంది, ఎన్నో న్యాయాలు చెప్తుంటుంది. ఎన్ని చెప్పినప్పటికీ కూడా అర్థమైనట్టే అనిపిస్తుంది, పట్టు జారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఈశ్వరత్వం నుంచి మనం విడివడిపోయి ఎంతకాలమైంది, లెక్క పెట్టాలంటే ఎన్ని యుగాలు అయిందో మనకు తెలియదు. అజ్ఞానం చేత ఎప్పుడో విడిపోయాం మనం. విడిపోయామంటే మళ్ళీ రెండు అయ్యామని కాదు, విడిపోయామని అనుకుని విడిపోయాం. అది వచ్చిన బాధ. ఆ అయిపోయి ఇంత ఇది ఎంతకాలం అయిందంటే నువ్వు లెక్క పెట్టలేవు కనుక అనాది అనేసారు దానికి. అక్కడి నుంచి అలవాటైపోయింది మనకి జీవభావం, అప్పటి నుంచి అలవాటైపోయింది. ఆ జీవభావాన్ని దులపడం ఒక ప్రవచనంతో, ఒక పూటతో, ఒక జన్మతో అవుతుందా? జన్మతో కూడా సాధ్యం కాదండి. అనేక జన్మల అభ్యాసం కావాలి దానికి. అనేక జన్మల అభ్యాసం చేసిన వాడికి ఏదో ఒక జన్మలో సాధ్యమైపోతుంది. అది తెలుసుకోవాల్సిన మరొక అంశం. అయితే అనేక జన్మల తర్వాత చూసుకుందామంటే అప్పుడు రాదు, ఇప్పుడు నుండి చేస్తేనే అప్పుడు వస్తుంది. కనుకని ఇప్పుడు ఏమిటంటే, పునుకొచ్చిన, నిద్రొచ్చిన, ఆవలింతో వచ్చిన వినాల్సిందేట వేదాంత శ్రవణం. మాట మాట ఒక మాట చెప్తారు కదా, ఈశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు అని. క్రమంగా నీ భావానికి ఈశ్వర భావం ఇంత చెప్తున్నాడు కనుక ఒప్పుకుందామా అనే అనిపిస్తుంది కదా కనీసం. అలా క్రమక్రమంగా ఎప్పుడో ఆయనతో తాదాత్మ్యం చెందే స్థితి వస్తుందేమో. నీ దేహాత్మభావం నుంచి దొలపడానికి ప్రయత్నిస్తున్న మాటలు వింటూ ఉంటే అంత కాకపోయినా కొంతైనా కదులుతావు కదా నువ్వు. అది ప్రయత్నం అనమాట మహాత్ములది. అందుకే వేదాంత శ్రవణం పాపహరణం అన్నారు ఇక్కడ. అయితే ఇదేదో బాగుందండి, మిగిలినవన్నీ మానేసి అదే చేద్దామంటే ఇదిగో అలాంటివి చేయడం వల్ల కొన్ని విపత్తులు ఏర్పడుతున్నాయి. అన్నీ మానేసి ఇదే చేయడం వల్ల చిత్తశుద్ధి లేకుండా ఇది పట్టుకుంటే మరో ప్రమాదాలు మనకి ఏర్పడుతున్నాయి. అందుకు చిత్తశుద్ధి అనేటువంటి పూర్వరంగం చాలా అవసరం. మొత్తానికి ఈ శాస్త్రములన్నిటి యందు కూడా మహాత్ములు ఒక్కొక్కరు కూడా అది చెప్పదలుచుకున్నది. అంతేగాని మనం ఈ రోజున ఏదో వేదాంతం చదివి ఉపనిషత్తులు చదివి ఉపనిషత్తులు అల్టిమేట్ అండి, అందుకు సాక్ష్యం అక్కర్లే, వైశేషికం అక్కర్లే, న్యాయం అక్కర్లే అని తీసి పారేస్తే అదొక పాపం. శంకర భగవత్పాదులు వారు ఆ పని చేయలేదు. ఆయన మాటలు పట్టుకున్నామని చెప్తూ, ఆయన మాటలు చెప్తున్నామని చెప్తూ కొంతమంది వేదం చెప్పినటువంటి ఈశ్వర భక్తి ఉపాసన ఇత్యాదులను కూడా హేళన చేసేవాళ్ళు ఉన్నారు. హేళన ఏకంగా ఆయనకి దీని పైన ఒకటి ఉందిరా బాబు అని చెప్తూ ఉంటే మిగిలిన వాటిని హేళన చేసి, మన ఋషులు ఇచ్చినటువంటి అద్భుతమైన మార్గాలంటే హేళన చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు అద్వైత పండితులు, వీళ్ళని సైద్ధాంతికులు అని అంటారు. సైద్ధాంతికులు అంటే సిద్ధాంతం బాగా తెలిసిన వాళ్ళు అదృష్టవశాత్తు, అంతే. సైద్ధాంతికుల్ని ఏమంటారో శంకర భగవత్పాదులు తర్వాత పేరు చెప్పారు. ఇప్పుడు నేనెందుకు తొందరపడ్డాం, వస్తుంది ఆ పేరు అప్పుడు చూద్దాం. వీళ్ళు ఒకరు ఉంటారు. కానీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ యువతరం కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏ విజ్ఞాన శాస్త్రమని మనం మురిసిపోతూ ఉన్నామో, ఇలాంటి విజ్ఞాన శాస్త్రానికి ఆలంబనమైనటువంటి ఈ ఫిజికల్ అండ్ మెటీరియల్ సైన్సెస్కి కావలసిన అద్భుతమైన విజ్ఞాన రహస్యాలు మనకి ఇతర నాలుగు దర్శనాల్లో బోలుడని ఉన్నాయండి. కణాదుడు ఇచ్చిన వైశేషిక దర్శనం కానీ, గౌతముడి న్యాయ దర్శనం కానీ, కపిలుడి సాంఖ్య దర్శనం కానీ సామాన్యం అనుకున్నారా? అవేమిటో చెప్పుకోవాలంటే సామాన్య అంశములు కావవి. ఎన్ని అంశములు, అసలు అణువు పరమాణు వాదం గురించి చెప్పినప్పుడే అప్పుడు తెలుసుకోవాలి. ప్రపంచంలో మిగిలిన నాగరిక దేశాల్లో ఇంకా జ్ఞానం గురించి ఓనమాలు కూడా దిద్దక ముందు ఇక్కడ జ్ఞానానికి ఒక శాస్త్రం తయారైంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయాం. మర్చిపోవడం చేత మనదైన ప్రాచీన విద్యలన్నిటినీ కేవలం అదేదో పరానికి సంబంధించింది అనుకోవడం వల్ల, ఐకమైన జ్ఞాన విషయం అందులో ఉంది అని విడిచిపెట్టడం వల్ల మనకు అటు ఇటు రెండు వైపులా కూడా ఏమీ లేని వాళ్ళలా తయారయ్యాం. ఆ దశ వాడ అందుకే చెప్పదలుచుకున్నది ఏంటంటే మిగిలిన నాలుగు దర్శనముల్ని దయచేసి హేళన చేయవద్దు. వారు మహాపండితులు ఒక్కొక్కరు కూడా యుక్తిలో కానీ భాషలో కానీ వాళ్ళు వచ్చి మాట్లాడితే మన నిలబడలేం. ఎవరో శంకర భగవత్పాదులు లాంటి వారు తట్టుకోగలరు, కానీ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ యొక్క వాదనలు, వాళ్ళ పాండిత్య ప్రతిభ, వాళ్ళు చూపించే ప్రమాణాలు అబ్బా సామాన్యం కాదండి. అద్భుతంగా వాళ్ళు చేశారు కనుక వాళ్ళు కూడా చాలా గొప్పవారే. ఎందుకంటే ఎందుకు బతుకుతున్నారు అంటే తినడానికి, ఎందుకు తింటున్నారు అంటే పడుకోవడానికి, మధ్య గ్యాప్లో ఏమిట్రా అంటే వినోదం అనుకునే వాడికంటే అసలు ఈ ప్రపంచం ఏమిటి, జీవుడేమిటి, ఈశ్వరుడేమిటి అనే విచారణ చేసేవాడు నయం. అవునా లేదా? వీడికంటే వాడు నయం. ఈ విచారణ చేస్తూ చేస్తూ కొంతమేరకు సాగినప్పుడు ఎవడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడి వరకు వాడు యోగ్యుడే. వాడు విచారణ చేశాడు కనీసం. అందుకు ఆ మాటకు వస్తే చార్వాకుడిని కూడా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చార్వాకుడు కూడా ఊరుకోకుండా ప్రపంచం ఏమిటి అని ఏదో క్వశ్చన్ చేశాడు. ఆయన ఏంతో వచ్చిందో సిద్ధాంతం చేశాడు. అది సత్య సిద్ధాంతం కాకపోవచ్చు, కానీ బుద్ధి ఉన్నది, పని చేయించాడు కదా, ఆ దిశగా ప్రయాణం చేశాడు కదా, అందుకని శభాష్ అనాలి కదండి. ఒకటో క్లాసులో మార్కులు తెచ్చుకున్న వాడిని కూడా మనం అభినందిస్తాం, వీలైతే పార్టీ కూడా చేస్తాం. ఎందుకు? ఏదో ఆ మేరకు చదివాడని అంతే. అలాగే వాళ్ళని కూడా అనుకోవాలి. అందుకే విచారణ మార్గంలో మొట్టమొదటి మెట్టు చార్వాకంట, ఫస్ట్ స్టెప్. కానీ అదే పూర్తి కాదు, ఇదిగో మొదటి అడుగు అది. ఆ మెట్లు దాటుతూ ఉంటే ఇదిగో వీళ్ళందరూ తోడొస్తారు. అందరూ కూడా మహాత్ములే. ఒక దశని, ఒక స్టడీ, ఒక అబ్జర్వేషన్ చేసి ఒక తీర్మానం చేశారు వాళ్ళందరూ. ఆ మేరకు అది సత్యమే అని ఎవరు అనగలరో తెలుసా? ఒక్క అద్వైతి మాత్రమే అనగలడు వీళ్ళందరినీ ఆ మేరకు సత్యమే అని ఒప్పుకోగలడు. అందుకే అద్వైతికి ఎవరితోనూ విరోధం లేదు. అందుకే అన్ని వాళ్ళు అంగీకరిస్తారు. ఆ కారణం చేత వీరందరూ కూడా ఆయా స్థాయిల్లో వాళ్ళందరూ గొప్పవారే. కనుక వారందరికీ నమస్కారం చేయాలి. కనుక విచారణ మార్గంలో మొట్టమొదటి మెట్టేది చార్వాకం. మధ్యలో చాలా చాలా మెట్లున్నాయి. చివరి మెట్టేవాడు మేడేది అద్వైతం. మొట్టమొదటి మెట్టు చార్వాకం, మేడ అద్వైతం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో అన్ని మెట్లే కనుక మెట్లుగా అన్నిటిని మనం గౌరవించవలసిన అవసరం ఉన్నది. సాధనకి అవన్నీ ఉపకరించేవే, ఈ భావం కావాల్సిందే. కనుక ఏదైతే పరమమో దాన్ని మనం ఇప్పుడు ప్రతిపాదించుకోవడానికి సిద్ధపడుతున్నాం. అయితే ఇక్కడ ఈ సూత్రభాష్యం చెప్పేటప్పుడు ఈ ప్రవచనాల్లో 7 రోజుల్లో మొత్తం సూత్రభాష్యం కాదని చెప్తున్న నాకు, వింటున్న మీకు, చెప్పిస్తున్న ఆవిడికి అందరికీ తెలుసు. మరి ఎంతవరకు చెప్తారండి అంటే అది మాత్రం నాకు తెలియదు. చెప్పేంగా ఎవడున్నాడిని ధైర్యంతో దూరేమో వాడిష్టం. కానీ ఒక్క వ్యర్థవాక్యం లేకుండా విషయం అవగతమయ్యేటట్టు, నాకు మీకు కూడా అవగాహన అయ్యేటట్టు చెప్పించవలసిందిగా శివాజీ గురువైన మహాన్ ప్రార్థన చేసుకుని ఉపక్రమించేటప్పుడు మనందరిని తరింపజేసే వాక్యములు ఆయన ఇస్తాడు, అందులో సందేహం లేదు. అయితే ప్రతి శాస్త్రము సూత్రములతోనే రచన ఇచ్చింది, అది చెప్పదలుచుకున్నది. సూత్ర రచన సూత్రంతో ఇచ్చింది ప్రతిదీ. అదేమి టెక్నిక్? ఆఖరి వ్యాకరణ శాస్త్రం కూడా సూత్రమే మనకి. పాణిని అష్టాధ్యాయి ఇచ్చినటువంటి అంశం మీద పాశ్చాత్యులు అంత మేధావి ఎక్కడుంటాడయ్యా ప్రపంచంలో అనుకున్నట్ట. అష్టాధ్యాయి మనకు పాణిని అనే స్పెల్లింగ్ కూడా సరిగ్గా పలకడం రాని స్థితిలో ఉన్నాం మనం. పాణిని అష్టాధ్యాయి అంత గొప్పది. ఇలాగ చాలా చాలా ప్రతి శాస్త్రానికి సూత్రం ఇవ్వడం అనేటువంటి గొప్ప పని చేశారు మన పెద్దవాళ్ళు. ఆఖరికి అర్థశాస్త్రం ఇచ్చాదులు కూడా సూత్రప్రాయంగానే చెప్పబడ్డాయి మనకి. ఇంకా భక్తి మార్గంలో సూత్రాలున్నాయి, యోగ మార్గంలో సూత్రాలున్నాయి, కర్మ మార్గంలో సూత్రాలున్నాయి. సూత్రం అనే మాటకు అర్థమేమిటి, బ్రహ్మసూత్రాల స్వరూప స్వభావాలు ఏమిటి అనే విషయానికి మనం వెళ్తున్నాం. సూత్రము అనే దానికి పెద్ద హడావిడి పడకుండా సూచించేది సూత్రం అనుకుంటే చాలు. సూచిస్తుంది, సూచన దేన్ని సూచిస్తుంది అంటే మన దృష్టిని అటు సూచిస్తుంది. బ్రహ్మ సూత్రము అంటే బ్రహ్మమును సూచిస్తుంది. ఇదిగో బ్రహ్మము. కనుక దీనిలో విషయం ఏంటి తెలిసిపోయింది కదా, బ్రహ్మము గురించి చెప్పేదే బ్రహ్మసూత్రం అండి. బ్రహ్మము చతుర్ముఖ బ్రహ్మని కాదు, పరబ్రహ్మ, పరబ్రహ్మము అనే దాని గురించి చెప్తోంది. అంటే పూర్తిగా పరమాత్మ పరబ్రహ్మ గురించి చెప్తోంది ఇది. దాన్ని తెలుసుకోవడం కోసమే వచ్చిన శాస్త్రం ఇది అనేది తెలియజేస్తుంది. దీని సూత్రప్రాయంగా బ్రహ్మము గురించి తెలియజేస్తోంది. బ్రహ్మము గురించి తెలియజేసే జ్ఞానానికి బ్రహ్మ విద్య అని పేరు. బ్రహ్మ విద్యను సూత్ర రూపంలో ఇచ్చేది బ్రహ్మసూత్రము. ఇది స్పష్టమైంది కదా. అయితే సూత్రం అనేది ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఒక శాస్త్రవాక్యం ఉంది. ఏ సూత్రం రచించిన ఇదండి ప్రక్రియ. అందుకే మనకి యోగ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఈ సైన్స్ ప్రకారంగానే రచించబడ్డాయి. సూత్రం ఎలా ఉండాలంటే అల్పాక్షరం, అసందిగ్ధం, తారవత్, విశ్వతోముఖం, అస్తోభం, అనవధ్యంచ సూత్రం సూత్ర విదో విదుహు. సూత్రానికి ఉండవలసిన లక్షణాలు ఇది. ఏ శాస్త్రంకైనా సూత్ర లక్షణాలు ఉండాలి. అల్పాక్షరం, తక్కువ అక్షరాలతో ఉండాలి ఇది. విస్తారంగా ఉండకూడదు. అల్పాక్షరం, బ్రివిటీ బ్రివిటీ గొప్ప మాట అండి. క్లుప్తంగా చెప్పాలి. అయితే క్లుప్తంగా చెప్పడంలో మళ్ళీ సందేహం ఉండకూడదు. అసందిగ్ధం, సందేహం లేకుండా ఉండాలి. చాలా మంది క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడేవాడికి వినేవాడికి ఏమీ తెలియదు. అలా ఉండకూడదు. అసందిగ్ధం, సందేహానికి తావు లేకుండా ఉండాలి. తర్వాత సారవత్, చాలా గొప్ప మాట. అంత క్లుప్తంగా చెప్పేటప్పుడు సారవంతమైన చెప్పు. అందుకని పనికి మాలిన స్టఫ్ అంతే చెప్పక అక్కడ, సారవంతమైన చెప్పు. అందుకు సారము ఏదో అది చెప్పు. అయ్యా మీరు ఒక్క మాటలో సారం చెప్పమన్నారే, మరి శాస్త్రాలు ఇన్ని ఉన్నాయే, ఒక్క మాట సరిపోతుందా అంటే ఆ చెప్పే ఒక్క మాట అన్ని శాస్త్రాలని కలగలిగినంత గొప్ప విషయంగా ఉండాలి. విశ్వతోముఖం అన్నాడు ఇక్కడ. అన్నిటినీ కవర్ చేయగలగాలి. అన్నిటినీ అంటే బ్రహ్మసూత్రంలో స్వామి గురించి లేదా అప్పడాలు తయారు చేయడం గురించి కూడా చెప్తారండి అని అడగద్దు. అన్నిటినీ కవర్ చేయమన్నారంటే అది కాదు. జ్ఞానానికి అవసరమైన సర్వశాస్త్రముల విషయములు అందులో స్పర్శించబడగలగాలి, చెప్పబడగలగాలి. విశ్వతోముఖం. పైగా అస్తోభం తర్వాత మాట. అస్తోభం అంటే ఒక్క పొల్లు మాట కూడా ఉండకూడదండి, ఒక్క వ్యర్థ వాక్యం కూడా ఉండకూడదు అస్తోభం. పైగా అనవధ్యం, దోషం ఉండకూడదు. దోషం అంటే నువ్వు సిద్ధాంతం ప్రతిపాదించాక అది తప్పండి అని మరొకడు తలెత్తడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. దీన్ని ఉత్తరపక్షం అంటారు. అంటే అంతవరకు వచ్చిన వాటిని పూర్వపక్షం చేసి, అంటే అవి సరి అయిన సిద్ధాంతములు కావు అని రుజువు చేసి దీన్ని ప్రతిపాదించినప్పుడు అది అనవధ్యం అయిపోతుంది. ఈ లక్షణములు ఉండాలి. ఈ లక్షణాలు దేనికి ఉంటాయో అది సూత్రం అని చెప్పబడుతుంది. కనుక సూత్రం అంటే ఇది ప్రధానమైన నిర్వచనం. శంకర భగవత్పాల్ వారు బ్రహ్మసూత్రాలకు మాత్రమే ప్రత్యేకమైన అందమైన మాట చెప్పారు. ఆ మాట ఏమిటో ఆయన మాటలోకి వెళ్ళినప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం బ్రహ్మసూత్రాలు పరిచయం కదా మనం చేసుకుంటున్నది. అయితే ఈ బ్రహ్మసూత్రాలకి మనకి 4 అధ్యాయాలు ఇందులో చెప్పబడుతున్నాయి. ఈ 4 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయాల్లో 4 పాదాలు చొప్పున్న 16 పాదములుంటాయి. పైగా అధికరణాలు అని మళ్ళీ ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని కొన్ని అధికరణాలు, అలా మొత్తం 191 అధికరణాలు మొత్తం బ్రహ్మసూత్రాలు చెప్పబడుతున్నాయి. 4 అధ్యాయాలు, 16 పాదాలు, 191 అధికరణాలు, సూత్రాలేమో 555 సూత్రాలు ఉన్నాయండి ఇందులో. అంటే ఇంచుమించు భగవద్గీత శ్లోక సంఖ్య దగ్గరికి వెళ్ళిపోయాం. 700-500 దగ్గర అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పెద్ద గ్రంథమే అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాం. పైగా ఇందులో ఈ అధ్యాయాల పేర్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పేర్లు చూస్తేనే చాలా చిత్రంగా ఉంటాయి. మొదటిది సమన్వయాధ్యాయం. మొదటి అధ్యాయం అంతా సమన్వయాధ్యాయం. రెండవది అవిరోధ అధ్యాయం. అవిరోధం అంటేనే తెలుస్తుంది. వాళ్ళకి విరోధం లేదుట, వేటితో విరోధం లేదు, ఏవైతే ప్రమాణం లేని సిద్ధాంతాలు ఉన్నాయో వాటితో వాళ్ళకి విరోధమే లేదు. అంటే అసలు వాటి గురించి మాట్లాడక్కర్లే, అవిరోధం. అలాగే మనకి బ్రహ్మమని అర్థం చేసుకునేటప్పుడు ఏ ఏ అడ్డంకులు ఉంటాయో అవన్నీ కూడా తొలగించగలగాలి. అవిరోధంలో అవన్నీ మనకు కనబడుతున్నాయి. దాని తర్వాత సాధనాధ్యాయం, ఆ ప్రతిపాదింపబడిన బ్రహ్మముని ఏ విధమైన సాధనలతో తెలుసుకోగలం. ఈ సాధనలన్నీ కూడా ఉపనిషత్తులు చెప్పిన మార్గములే. ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్ని ఒక మహామార్గంగా చూపిస్తుందండి బ్రహ్మసూత్రాలు. కనుకనే మనం బ్రహ్మసూత్రాల ఆధారంగా ఉపనిషత్తులనే చెప్పుకోబోతున్నాం, తెలుసుకోండి. స్మృతి ప్రస్థానం ముందే చెప్పుకున్నాం, అదే మనకు పెద్ద ప్రిపరేషన్ అయిపోయింది. ఒకవేళ పొరపాటును శ్రద్ధగా విని ఉంటే అవే పెద్ద మనకి ప్రిపరేషన్, స్టడీ. ఇప్పుడు మళ్ళీ సిద్ధపడ్డాను దీనికి. ఇందులో ఉపనిషత్తులు కూడా మనం ప్రస్తావన చేసుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. వీటిలో ఎన్ని వస్తాయో ఉపనిషత్తులు మనకు తెలియదు. 10 ఉపనిషత్తుల సారము ఇందులో రాబోతున్నది. కనుక సాధనాధ్యాయం, ఏ విధంగా సాధన చేయాలి, బాగుందండి. సాధన చేస్తే వచ్చే ఫలం ఏమిటి, అది చెప్పేది చివరిది. ఫలాధ్యాయము అని చెప్పబడుతుంది. ఇలా మొత్తం సమన్వయాధ్యాయము, అవిరోధాధ్యాయము, సాధనాధ్యాయము, ఫలాధ్యాయము అని చెప్పబడుతున్నది. అయితే ఈ బ్రహ్మసూత్రాల మరో విశేషం ఏంటంటే, సూత్రాలు వచ్చాక శాస్త్రం వచ్చిందా, శాస్త్రం వచ్చాక సూత్రాలు వచ్చాయి, ఇది పెద్ద ప్రశ్న. మనం కపిలుడు సాంఖ్య శాస్త్రం అంటాం, కానీ అంతవరకు సాంఖ్యపరమైనటువంటి విజ్ఞానాన్ని అంతటినీ సూత్రీకరించి పటిష్టం చేసిన వాడు కపిలుడు, ఇది తెలుసుకోండి. కనుకనే తత్సంబంధమైన శాస్త్ర విషయాలు ముందు ఉన్నాయి, వారితోనే ప్రారంభమయ్యాను కాదు. అలాంటి సిద్ధాంతానికి అనుగుణమైనటువంటి విజ్ఞానాన్నంతటిని కలబోసి ఆ శాస్త్రానికి ఎవరు ముఖ్య ప్రవర్తకులో వాళ్ళని మనం శాస్త్రంలో ప్రధానంగా చెప్పుకున్నాం, కానీ కపిలుడితోనే సాంఖ్యం మొదలైందనడానికి లేదు. తద్భావములు ఆయనకు పూర్వమే ఉన్నాయి, ఇది గ్రహించవలసింది. అలాగే శంకరులతోనే అద్వైతం మొదలైందని కూడా మహాపొరపాటు. ఆయన నేను అద్వైతం చెప్తున్నాను ఎక్కడా చెప్పలేదు, ఉపనిషత్తులు అద్వైతం చెప్పేన్నాడు ఆయన. ఆయన చెప్పలే అద్వైతం, ఉపనిషత్తులు చెప్పే అన్నాడు. ఇక్కడ దాన్ని బలపరచడం కోసం ఈ రెండు కూడా తీసుకున్నాడు. మనకి మొత్తానికి ఈ సూత్రములు చాలా సంక్షిప్తంగా మనందరికీ సులభంగా అందించడం కోసం వచ్చేయని తెలిసిపోయింది కదా. సూత్రం అనడానికి నిర్వచనం చెప్తేనే మనకు తేటగా బ్రహ్మ విద్యను చేతులు పెట్టడానికి వచ్చాయి, కానీ అవే మహాకష్టమై కూర్చున్నాయి. ఆ సూత్రాలను అర్థం చేయడం కోసం శంకర భగవత్పాల వారు మొట్టమొదటి భాష్యం రాశారు. ఈ మాట అనగానే ఒక్కసారి ఆశ్చర్యం, ఎంతకుముందు భాష్యాలు లేవా? మీరు జాగ్రత్తగా శంకర విజయం లాంటి గ్రంథాలు, ఇతర చరిత్రక అంశాలు చూస్తే అంతకుముందు బ్రహ్మసూత్రాలకి ఎవరు సరి అయినటువంటి అర్థం చెప్పలేని పరిస్థితుల్లో శంకరుల వారు చెప్పారనే విషయం మనకు కనబడుతూ ఉంటుంది. కనుకనే శంకరులకు పూర్వంలో వేదాన్ని అనుసరించే వారే, ఉపనిషత్తులను నమ్మేవారు కూడా 3 రకాల భావాలతో ఉండేవారట. కొందరు అభేదవాదులు, కొందరు భేదవాదులు, కొందరు భేదాభేదవాదులు. వీళ్ళు మరీచి కాకండి, వాడు కూడా భేదవాది, వాడు భేదం ఉందన్నాడు, వాడికి ఏ బాధ లేదు, కరాఖండికి చెప్పేశాడు. మొదటివాడికి భేదమే లేదన్నాడు, వాడు గట్టిగానే ఉన్నాడు. మధ్యవాడు ఉన్నాడు, అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక అటు ఇటు ఒప్పుకోలేక ఉన్నవాడు ఉన్నాడు, వాడు భేదాభేదవాది. ఈ పేర్లతో ఉండేవి మొట్టమొదట అవే. కానీ ద్వైత, విశిష్ట అద్వైత, అద్వైత అనే మాటలు శంకరాచార్యుల కాలంలో లేవు. ఇది శంకరాచార్యుల కాలానికి అవి లేవు. శంకరాచార్యుల కాలానికి ఉన్నటువంటివి భేదవాద, భేదాభేదవాద, అభేదవాద ఇవే ఉన్నాయి. అందుకే శంకరులు వివేక చూడమని వీటిలో ప్రస్తావన కానీ, శంకరులకు పూర్వం ఉన్నటువంటి వాంగ్మయాల్లో మనం స్తోత్ర వాంగ్మయాల్లో కానీ ఎక్కడైనా ఈ శబ్దములే కనబడతాయి తప్ప శంకరుల తర్వాత వచ్చిన శబ్దాలు ఇవి కనబడవు. మొత్తానికి ఇప్పుడు మనం అనుకుంటున్న పేర్లు ఆ పేర్లతో ఉండేవని తెలుసుకోవాలి. భేదవాద, భేదాభేదవాద, అభేదవాద ఈ విషయములతో ఉండేవి. ఇక్కడ వాటన్నిటిని కూడా పరాస్తం చేస్తూ శంకరులు ఎంత తపస్సు చేశారనేది శంకర విజయంలో మనకు తెలుస్తుంది. అభేదవాద ప్రతిపాదన ఆయన చేశారు. అభేదవాదాన్నే మనం అద్వైతం అంటాం. అద్వైతం అనే మాటే ఉపనిషత్తుల్లో ఉన్నది, మిగిలిన 2 శబ్దాలు అక్కడ లేవు. అద్వైతం అనేది ఉపనిషత్తులకు కనబడుతోంది. మనం అనేక మార్లు చెప్పుకుంటాం మాండుక్యంలో ఉన్న అద్వైత శబ్దం, పైగా ద్వితీయాద్వై భయం భవతి అనే వేదవాక్యం కూడా మనం స్మరణ చేసుకుంటూ ఉంటాం. కనుక అద్వైతం అనే మాట ఉన్నది. కానీ ఉపనిషత్తులు ఏం చెప్పేదని అమాయకంగా చెప్పారండి శంకరులు. అమాయకంగా, అమాయకంగా అంటే ఏ మాయా లేకుండా చెప్పాడు ఆయన. అసలు అంత అందంగా ఆయన ప్రతిపాదించాడు ఇక్కడ. ఆ ప్రతిపాదన ఎంత గొప్పగా చేశారంటే, శంకరులు భాష్యం రచించాక అంతకు ముందున్న పూర్వభాష్యాలకి అడ్రస్ కూడా లేకుండా పోయింది, ఎందులో సందేహం. శంకర భాష్యం మిగిలిపోయింది, అక్కడి నుంచే మనం చెప్పుకుంటున్నాం. ఏవో అక్కడక్కడ శాస్త్రాలు వెతికితే శంకర్లకు పూర్వం వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అనే పేర్లు కనబడుతున్నాయి, కానీ గ్రంథాలు ఏం లేవు. బోధాయనాథులు కూడా చెప్పారు అని ఒక మాట ఉన్నది కానీ ప్రమాణం లేదు. కానీ శంకర భాష్యం వచ్చిన తర్వాత కొన్ని భాష్యాలు తద్విరుద్ధంగా కొన్ని వచ్చాయి, రాకపోలేదు. కానీ వాళ్ళు ఆ పూర్వ భాష్యాలను తీసుకురావడం కోసం మహాశ్రమ చేశారు. విశిష్టాద్వైతం ప్రకారంగా రచించడానికి శ్రమ పడినటువంటి వారు ఎక్కడి నుంచో బోధాయనుడు చెప్పినటువంటి శంకరులకు పూర్వం రచించిన ఒక భాష్యాన్ని నాకు దొరికింది అని చెప్పారు ఒకరు అని చెప్పారే తప్ప నాకు దొరికిందని ఆయనే చెప్పలేకపోయారు. కనుకనే ఇవి కూడా అంత నమ్మదగ్గ విషయాలేం కాదు. కనుకనే బ్రహ్మసూత్రాలనే దానికి ఇంత గౌరవం, ఇంత చెప్పుకునే అంశం కల్పించిన మహానుభావులు ఆదిశంకర భగవత్పాదులు వారు, సందేహం లేదు. కనుకనే అది పట్టుకుని పరబ్రహ్మని చెప్పడానికి ప్రయత్నించిన ఏ సిద్ధాంతం వాళ్ళైనా దాన్ని మనకు మిగిల్చి దృఢపరిచి అందించిన శంకర భగవత్పాదుల వారిని ఆది గురువుగా నమస్కరించుకోవలసిందే. ఇది కూడా గుర్తుపెట్టు. కనుక శంకర భగవత్పాదుల వారు ఈ భాష్య రచన చేస్తే మిగిలిన ఏ భాష్యాలు చెప్పుకున్నా తదనంతర కాలంలో వచ్చినటువంటివే అని స్పష్టమైపోతున్నది. అయితే శంకరుడు తర్వాత వచ్చిన భాష్యాలు మనకు సుమారు 10 భాష్యాలున్నాయి. ఈ 10 భాష్యాల్లో కొందరు భేదవాదం, కొందరు అభేదవాదం, కొందరు భేదాభేదవాదం. శంకరులు ప్రతిపాదించక కూడా వస్తాయా అండి అని మీరు అనొచ్చు. వస్తాయి, ఏం చేస్తాం. ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మని శిశుపాలుడు తిట్టాడు, శిశుపాలుడి పని పూర్తయిపోయింది. శిశుపాలుడు పూర్తయినంత మాత్రం కృష్ణుని తిట్టని వాళ్ళు ఉన్నారా? ఇప్పటికీ ఉంటూనే ఉన్నారు. అప్పుడే అయిపోయింది కదంటే జ్ఞానానికి వారసులు ఉన్నట్టే అజ్ఞానానికి ఉంటూ ఉంటారు, వాళ్ళు ఉంటూ ఉంటారు. ఏం చేస్తాం, తప్పం. అలా మనకి సుమారు 10 భాష్యాలు ఉన్నాయి. శంకర భాష్యం, విశిష్టాద్వైత భాష్యం, ద్వైత భాష్యం, శ్రీకర భాష్యం, విజ్ఞాన భిక్షు భాష్యం, భాస్కర భాష్యం, నింబార్క భాష్యం, శ్రీకంఠ భాష్యం, వల్లభ భాష్యం, బలదేవ భాష్యం, ఇన్ని ఉన్నాయండి. ఈ భాష్యములు 10 ఒక రీసెర్చ్ లాగా 10 బాగా పరిశీలించి ఇదిగో అని నిగ్గు తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే వాడు చెప్పింది ఏదైనా ఉంటే మళ్ళీ మేము అందులో ఏదైనా గొప్పదని పట్టుకుంటాం. ఉన్నారండి, అది చెప్పదలుచుకుంది. ఎందుకంటే శంకరులు ఇచ్చినటువంటిది శంకరులతో ఆగిపోలేదు. ఆ మహాత్ముడు అవతార పురుషుడు కాకపోతే ఆయన తేజస్సు ఎన్ని రూపాలుగా తర్వాత తర్వాత వచ్చి మనకి అద్వైత సింహనాదాన్ని చేసిందనేది చూస్తే ఆశ్చర్యపోతాం మనకి. అలా ప్రతిపాదించిన వాళ్ళల్లో మనకి అనేక మంది మహాత్ములు తర్వాత తర్వాత ఉన్నారు. అందులో చిద్ఘనానందపురి అనేటువంటి ఒక యతీంద్రుడు, ఆయన భగవద్ బాదరాయణ బ్రహ్మసూత్ర భాష్య నిర్ణయ అనే గ్రంథంలో ఈ 10 గ్రంథాలని పరామర్శ చేశాడండి. ఆయన పరామర్శించి అసలు సూత్రాలకు అనుగుణంగా అద్వైతం అవిష్టాదులను పక్కన పెడదాం, అసలు సూత్రానుగణ భాష్యం చేసిన వాళ్ళు ఎవ్వరు అనే దాన్ని శాస్త్రరీత్యా పరామర్శ చేసి, ప్రిజుడీస్ లేకుండా అంటామే అలాగ, పూర్వనిశ్చిత అభిప్రాయం లేకుండా నిర్దోషంగా రీసెర్చ్ చేసిన పెద్ద స్కాలర్ చిద్ఘనానందపురి అనేటువంటి ఆయన. ఆయన ఏం తీర్మానించాడు తెలుసా? సూత్రానుగుణ భాష్యం చేసినది శంకరుల వారే అని తీర్మానించారు. అంత సైంటిఫిక్గా ఉంటుందండి శంకర భాష్యం. ఇది నేనేది ప్రశంసించడం కాదు, శంకర భాష్యం చదువుకున్న ఏ పండితులైనా ఈ మాట చెప్పి తీరుతారు. అన్య సంప్రదాయాల్లో జన్మించినప్పటికీ కూడా ఇది ఒకటి వచ్చింది. మనం ఒక సంప్రదాయంలో జన్మించితే దాని మీద గౌరవం ఉండడం సహజం. కానీ అదే పట్టుకుని అంతకు మించి లేదు అనుకుని ఇంకా పరిశోధన ఆపేసి ఇంకా దాని గురించే పాకులాడడం కూడా మూర్ఖత్వమే కదా. అలా చెయ్యకుండా అన్య సంప్రదాయాల్లో జన్మించినప్పటికీ తనంతట తాను విచారణ చేసిన కొందరు మహానుభావులు ఉన్నారు. వారి పేర్లు కూడా చెప్పుకుందాం. ఇవాళంతా గురు పరంపర స్మరణ చేసుకున్న చాలు మనకి. వారిలో అన్య సంప్రదాయాల్లో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి చేసుకున్న హయగ్రీవ స్తోత్ర పారాయణ వల్ల కలలో హయగ్రీవస్వామి దర్శనమై హయగ్రీవస్వామి ఉపదేశించేట మంత్రం ఒక ఆయనకి. హయగ్రీవస్వామి నేరుగా మంత్రోపదేశం చేశాడండి. చిత్రం ఏంటంటే మంత్రశాస్త్రంలో హయగ్రీవస్వామికి ఉన్న మంత్రమే అది. ఆ పిల్లాడు ఎక్కడా చూడలేదు. ఆ మంత్రం హయగ్రీవస్వామి ఇచ్చాడు. ఆయన దాన్ని జపం చేయడం మొదలుపెట్టాడు. హయగ్రీవస్వామి ఆయనకు స్పష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈశ్వరానుగ్రహం లేకపోతే జ్ఞానం రాదు. అది విచారణకి తీసుకెళ్ళింది ఆయనకి. ఆ విచారణ మార్గంలో అతను పండి నిగ్గు తెలిచి చెప్పింది ఏంటంటే శంకర భాష్యం పరమతాత్పర్యం అని ప్రతిపాదించాడు. ఆయన ప్రతిపాదించడమే కాకుండా ఆ అన్యమైన వాటన్నిటి శిశువు అని మాట చెప్పాడు. వాళ్ళందరినీ ఎదగని వారు అని చెప్పాడు. ఆయన మనకు అర్థం అవడానికి, ఆయన ఎప్పటివాడో కాదండి, సుమారు కొన్ని డికేట్స్ క్రితం వాడు అని పేరు కూడా చెప్తాను, బెల్లంకొండ రామరాయ కవి. ఆయన అద్వైతాన్ని అనుసరించి అద్భుతమైన గ్రంథాలు చాలా చాలా రాశాడు. ఆయన ఉపనిషత్తులకి, సూత్రాలకి, వీటన్నిటికీ కూడా రచించారు. ఇలాగా శంకర భాష్యాన్ని అనుసరించి వచ్చినటువంటి భాష్య గ్రంథాలు చాలా చాలా ఉన్నాయి. పేర్లు చెప్పాలంటే ఆ పేర్లు చెప్పుకోవడానికి 7 రోజులు పడతాయి. అన్ని ఉన్నాయండి శంకర భాష అనుసరించి వచ్చిన గ్రంథాలు. అవి చెప్పాలంటే మొట్టమొదట శంకరుల కాలంలోనే శంకరుల ప్రియ శిష్యులు, ప్రథమ శిష్యులు ఎవరు? పద్మపాదాచార్యులు వారు. ఆ పద్మపాదాచార్యుల వారు ఈ శంకర భాష్యానికి మొట్టమొదటిగా గ్రంథం రచించారు. పంచపాదిక అనే పేరుతో ఈ బ్రహ్మసూత్రాలకు ఆయన భాష్య రచన చేశారు. అయితే ఈ పంచపాదిక మాత్రం చిత్రం ఏంటంటే 4 సూత్రాలనే తెలియజేస్తుంది. అంటే ఇంత బ్రహ్మసూత్రాల్లో 555 ఉన్నటువంటి వాటిలో కేవలం ఒకే 4 సూత్రాలని మాత్రమే చెప్పిందండి. ఎంత పెద్ద గ్రంథమో తెలుసాది. ఆ గ్రంథం పేరు పంచపాదిక. రాసింది ఎవరు? పద్మపాదాచార్యులు. 4 సూత్రాలకి చతుస్సూత్రి అంటారు దాన్ని. అంటే మొదటి 4 సూత్రాల్లోనే మొత్తం బ్రహ్మసూత్రముల యొక్క సారం ఉందిటండి. ఏదో బాగుంది, ఆ 4 గట్టిగా తెలుసుకుంటే 7 రోజులు హాయిగా గడిచిపోతుంది. నిజమే, ఆ 4 గట్టిగా చెప్పుకోవడానికి 7 రోజులు ప్రయత్నిస్తే ఇంకా తెలుసుకోవాలనే తపన పెరిగిపోతే అదృష్టవశాత్తు అప్పుడు చూద్దాం. 4 సూత్రాలని సామాన్యమా? మహాత్ములు అదే చిత్రం అండి. కొందరు అంటారు మొదటి రోజు మిస్ అయినా పర్వాలేదండి, తర్వాత నుంచి వెళ్తానులేండి అని. కానీ అదేమిటో, మహాగ్రంథాలు మొదట్లోనే గట్టిగా చెప్పేస్తాను నేను. ఆ మొదటి 4 వదిలేమా, ఇంకేం పడతాయి. అలాగే ఈరోజు ఉపోద్ఘాతమే చాలా ప్రధానం అండి. మన చేతికొచ్చిన బ్రహ్మసూత్రముల హృదయం ఏమిటి, అది ఎలా ప్రతిష్ఠింపబడింది, తన స్వరూపమేంటి, స్వభావం ఏమిటి తెలియకపోతే మనం ఒక ప్రధానమైన కోల్పోయినట్టే. ఎప్పుడైనా శ్రవణానికి ప్రధానమైన అర్హత ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ. అలా ముఖ్యం. అంతేగాని ప్రారంభమైన తర్వాత వెళ్ళొచ్చు కాదు, దానికంటే ముందు కూర్చోవాలట. శ్రవణానికి ఒక ప్రత్యేకమైన హృదయం ఉండాలి, అంత చేయాలి. చేస్తే నాకు తెలిసిన దానికంటే, నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు తెలుసుకోగలరు. గురువుని మించిన శిష్యులు అందరూ లేరండి ఇక్కడ. పైగా ఇక్కడ ముందే చెప్పాను, నేను చెప్పేవాడినే తప్ప గురువుని కాదు. గురువు ఆయన అని పెట్టు కూర్చున్నా ఇంకేం మిగిలింది ఇక్కడ. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద వివాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయ్య నమః. కనుక ఆ సన్నద్ధత ఎంత గట్టిగా చెప్తాడు తెలిసే శంకర భగవత్పాదులు వారు. ఈ సన్నద్ధత లేకపోతే మహాకష్టం. మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ 4 సూత్రాలు దానికి పెద్ద గ్రంథం రచించారు ఎవరు? పద్మపాదాచార్యులు వారు రచించారు. ఇక దాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ కొన్ని గ్రంథాలు పుట్టేయండి ఒక్కొక్క 4 సూత్రాలకి. దానిలో ప్రకాశాత్మయతి అనే ఆయన పంచపాదికా వివరణము అని అతి విస్తారమైన ప్రామాణికమైన ఆథెంటిక్ ఆయన గ్రంథాన్ని రచించాడు. ఆయన దానికి విష్ణుభట్ట అనేటువంటి మహాత్ముడు రుజు వివరణ అని మరో పుస్తకం రచించాడు. అఖండానందముని ఆయన తత్వదీపనం అని మనోవ్యాఖ్య రాశాడు. నృసింహానందముని ఆయన వివరణ భావ ప్రకాశిక అని మరో గ్రంథం రచించాడు. ఏవి? ఆ 4 సూత్రాలకు పద్మపాదులు రాసిన దానికి ఇన్ని దయ్యాలి. ఒక్కొక్కటి వాల్యూమ్స్ అండి మళ్ళీ 4 సూత్రాలకి. ఇప్పుడు నన్ను ఏం చెప్పమంటారు చెప్పండి, ఇక్కడ ఎంత విస్తారం వచ్చింది ఇక్కడ. అయితే మొత్తానికి ఇంకా చాలా చాలా చాలా ఉన్నాయి, నేను కొన్ని ఉటంకించానంతే. వీటన్నిటినీ కలిపి ఏది చతుస్సూత్రాలకు వచ్చినటువంటి సర్వభాష్యాలకి కలుపుకుని వివరణ ప్రస్థానం అని పేరు. అయిపోయింది కదా. మరి సురేశ్వరాచార్యులు కూడా ఈ భాషను రచించారని చెప్తారు. శంకర విజయంలో కథ నస్తుంది. మహానుభావ, నువ్వు ఇప్పుడు చేసింది ఏమి వ్యాప్తిలోకి రాదు అన్నట్టు శంకరుల వారు. ఎందుకన్నారో తెలియదు. పద్మపాదులు చేసి చతుస్సూత్రి వస్తుంది కానీ నువ్వు తర్వాత అవతరిస్తావు మరో పండితుడిగా, అప్పుడు రాస్తావులే అన్నట్ట. ఇది శంకర విజయంలో కథ. అది ఎంతవరకు ప్రమాణం అనేది నమ్మేవాడు బుద్ధి కుదిరేద్దాం, కానీ అది ప్రసిద్ధి కాలేదు వార్తికము అని అనుకుందాం. కానీ ఆయన మళ్ళీ అవతరిస్తాడని చెప్పారే సురేశ్వరాచార్యులు. ఆ కథ ప్రకారంగా అవతరించిన వాడే 9వ శతాబ్దానికి చెందిన వాచస్పతి మిశ్రుడు, మహానుభావుడు ఆయన. ఆయన పెద్ద దర్శన శాస్త్రవేత్త. ఆయన భామతి వ్యాఖ్య అని మొత్తం బ్రహ్మసూత్రాలకు రచించాడండి ఆయన, చతుస్సూత్రాలకు కాకుండా. అంటే ఈయన వచ్చే వరకు మొత్తం బ్రహ్మసూత్రాలకి పూర్తి వ్యాఖ్యానం, అంటే శంకర భాష్యానికి పూర్తి వ్యాఖ్యానం రచించిన వాళ్ళు లేరనమాట. అది మనం గమనించుకోవాల్సింది. ఎన్ని శతాబ్దాల గ్యాప్ వచ్చిందో చూడండి. అక్కడ ఆయన వచ్చిన తర్వాత ఇంకా మహా సరుకు దొరికింది. అద్భుతమైన భాష్యం రచించారండి ఆయన, భామతి వార్తిక. ఈ భామతిని ఆధారం చేసుకుని ఇంకా అక్కడి నుంచి బోలుడిని తయారయ్యే అన్ని శంకర భాష్యానికి అనుగుణంగానే అందరూ ప్రామాణికంగా రాశారు, గొప్పగా రాశారు. అంతెందుకండి, మీరు విన్నది బాగా భావించి భావించి భావించి మీరు మహాపండితులైతే మీరు కూడా మీ తర్కాలు మీ యుక్తులు మీ విద్యను కూడా కలిపి రాస్తే మీది ఒక పుస్తకం అవుతుంది. అది చాలా యోగ్యమైనది అయినప్పుడు అది కూడా తర్వాత తర్వాత చదువుకుంటాయి. ఏమున్నది కానీ ఇంతమంది ఇంత దాకా తెచ్చారు గనుకనే ఒక్క మాటలో అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా నమస్కారం చేసుకోవాలి, వీళ్ళందరికీ దండం పెట్టుకోవాలి. అందుకే మొత్తం వాళ్ళు ఏం చెప్పారు చెప్పకపోయినా వాళ్ళ పేర్లు చెప్పుకున్నా మనకి గురుకృప లభిస్తుందనే ఉద్దేశంతో ఆ సదాశివ సమారంభం నుంచి ఇక్కడ వరకు మన ప్రయాణం సాగిస్తున్నాం. మొత్తానికి ఇక ఆ తర్వాత ఇంత అద్భుతమైన ఉన్నా పని కట్టుకుని తమలో ప్రిజుడీస్గా ఉండిపోయినటువంటి పూర్వ సంప్రదాయాలకు విరుద్ధం శంకరులు చెప్పారని భ్రమించి దాన్ని ఖండిద్దామని ప్రయత్నించినటువంటి భేదవాదులు భేదాభేదవాదులు తయారయ్యారు. వాళ్ళు చేసిన రభస్ అంతా ఇంత కాదండి, ఇది కూడా నేను ఏదో ఒక సిద్ధాంతంలో పుట్టాను కనుక దాన్ని సమర్థించుకుంటూ ఇతర సిద్ధాంతాలను అనేటువంటి స్థితికి వెళ్ళట్లేదు, ఓపెన్ మైండ్తో చెప్తున్నా. ఈ మాట నేననలేదు, అనేక మంది ఇంగ్లీష్ మేధావులు చెప్పిన మాటలు కూడా ఉన్నాయి నేను చెప్తున్న వాటి. వాళ్ళు చెప్పారు, వాళ్ళు కొంత కష్టపడి శంకరులు తమ సిద్ధాంతానికి విరుద్ధం చెప్పారేమో అని భ్రమపడి శంకరవాదాన్ని ఖండించడానికి ప్రయత్నించి భాష్యాలు రచించారు. అయితే అవి ఎంతవరకు యోగ్యము అనేది అంటే చిత్రం ఏంటంటే వాటన్నింటినీ కూడా చదివి శంకరులు చెప్పింది సరి అయిన హృదయం అని చెప్పిన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పుకుంటే చాలు. ఆయన శ్రీమద్ అద్వైతానంద స్వామి అనే మహాత్ముడు. ఆయన బ్రహ్మ విద్యాభరణం అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంతో వీటన్నిటి పక్కకు తోసి అసలైన సిద్ధాంతం ఏదో దాన్ని ప్రతిపాదన చేశారండి శంకర హృదయాన్ని. అప్పటి వరకు మొత్తానికి మనకి శంకర భాష్యంపై ఒక తేట అయిన అవగాహన కల్పించినటువంటి ఈ మహాత్ములైన ఆచార్యస్వాములు అందరికీ నమస్కారం చేద్దాం. అది మనకి చక్కగా తేటగా అర్థం చేసుకోవడం కోసం ముందు మనకు కోర్సునిచ్చి బ్రహ్మసూత్ర ఉపనిషత్తు విచ్చాదుల్లో ప్రవేశించడం కోసం మనకు ఒక శిక్షణ ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి కష్టపడ్డాయని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? శంకర భగవత్పాదులే. గుర్తుపెట్టుకోండి, ఆయన చేసిన పని ఇంత అంత కాదు. మనం దీంట్లోకి ప్రవేశించడం కోసం ఆయన కష్టపడి చేసిన పని ఏమిటి అంటే ప్రకరణ గ్రంథాలు బోల్డ్ రచించాడు. వివేక చూడమని, అపరోక్షానుభూతి, ఆత్మబోధ, దక్షిణామూర్తి స్తోత్రం, ఎన్ని ఇచ్చాడండి మహానుభావుడు. వీటిని మీరు ముందుగా బాగా సాధన చేసుకుంటే ఉపనిషత్ విషయాలు అంత కష్టం అనిపించవు, సులభంగా వెళ్ళిపోవచ్చు. కనుకనే ఆది ముందు వచ్చి కూర్చుండిపోతే ఇది కష్టంట. అందుకే మేము ప్రవచనం ప్రారంభయ్యాకి వచ్చేవన్నట్టు అక్కడ. అది కాదు ఇక్కడ అర్థం, అంటే ఇవేవి ఏమాత్రం అధ్యయనం చేయకుండా. కానీ అదృష్టవశాత్తు మనం పాఠం చెప్పుకున్నాం ఒకసారి, వివేక చూడమని, దక్షిణామూర్తి స్తోత్రం, ఈ రెండు అయ్యే కొంతమేరకు మన ఆలోచన రేకెత్తించడం కోసం త్రిపుర రహస్యం కూడా పనికొచ్చింది. అటుపై మరి స్మృతి ప్రస్థానం భగవద్గీతని ఎంత అవలోకనం చేసుకున్నాం, ఇవన్నీ మనకి తప్పకుండా సహకరిస్తాయి అని భావిస్తూ ఇంకొక్క విషయం నేను ఇక్కడ మాట్లాడేటప్పుడు, బ్రహ్మ విద్యలో పరిణతి పొందిన శ్రోతలు కూడా ఇక్కడ ఉన్నారు అది నాకు తెలుసు, ఆ స్పృహ నాకుంది. లేకపోతే స్వామి ఇక్కడ కూర్చోబెట్టాడు అలాంటి మహాత్ములు ఉన్నారు, వారు ఎందుకు వస్తారు? బ్రహ్మ విద్యలో పరిణతి పొందినటువంటి మహాత్ములు ఎందుకు వస్తారో తెలుసా? పాండిత్య పరీక్షకు రంధ్రాన్వేషణకు రారు వారు. వాళ్ళకి బ్రహ్మం అంటే ప్రీతి గనక బ్రహ్మము గురించి మరొకసారి మననం చేసుకోవడం, మరొకసారి ఆనందం. వాళ్ళు బ్రహ్మం అనే మాట వింటే ఆనందిస్తారు. అలా వచ్చినటువంటి మహాత్ములు ఇక్కడ ఉంటారు, వాళ్ళ అనుగ్రహ ప్రసారం ఇటు వస్తే మరింత విషయాలు వస్తాయి. మరికొందరు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు, ఏం చెప్తున్నాడో చూద్దాం అని, వాళ్ళు మహాత్ములే, వాళ్ళకో నమస్కారం. అసలు ఏం చెప్పినా ఒకటే అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకో నమస్కారం. కానీ అమాయకంగా ఈ బ్రహ్మసూత్రాలు జాగ్రత్తగా తెలుసుకుని దీని ద్వారా సాధన చేద్దామని నిజాయితీ కలిగిన తపన కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కాళ్ళకి కోడి దండాలు పెట్టుకోవాలి మన ఇక్కడ. ఆ నిజాయితీకి చాలా నమస్కారం అండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వారందరికీ తెలియాలంటే బ్రహ్మసూత్రాలన్న పంట మనకింత సులభంగా ఈరోజు లభించింది అంటే దానికి కారణమైన గురు పరంపర ఇంత విస్తారంగా మనకు ఉన్నది కనుక సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని నమస్కారం చేసుకోవాలి. అయితే చిత్రం ఏంటంటే బ్రహ్మసూత్రాలకి శైవ సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో కూడా భాష్యాలు ఉన్నాయి, వాళ్ళు తప్పు రాశారనే దోషం మనం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఏది భావించి శంకరులు పొరపడ్డారనుకుని పొరపడ్డారో ఆ విషయాన్ని, అంటే వారు భావించిన విషయాన్ని శంకరులు ఎక్కడ తృణీకరించలేదు, వాళ్ళు తెలియలేదు అది. అవన్నీ కూడా సహకారే అన్నారు ఆయన ఇక్కడ. అందుకే మొత్తం వీటన్నిటిని పరిశీలించిన మరో మహాపండితుడు ఆయన్ని మర్చిపోకూడదు, మన అప్పయ్య దీక్షితులు. ఆయన అద్వైత సింహం, ఆయన సామాన్యుడు కాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? శాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహ అని గొప్ప గ్రంథం రచించాడు. అప్పయ్య దీక్షితుల వాన్ని కంచి మహాస్వామి వారు మరో శంకరాచార్య అన్నారండి, శివావతారం అన్నారండి సామాన్యులు గారు. ఈయన ఏం చేశారంటే అద్వైత సమర్థానికి సర్వశాస్త్రముల నుంచి తీసుకొచ్చి అద్భుతమైన గ్రంథం రచించాడు. ఇది సామాన్యుడు రాయలేడు ఆయన, సాక్షాత్తు మరో శంకరాచార్య అయితే రాయగలడు. ఈయన ఏం చేశారు తెలుసా, దైవపరంగా నీలకంఠ శ్రీకంఠ భాష్యం ఉంటుంది. ఆయనే నీలకంఠలు శ్రీకంఠలు అంటారు. శ్రీకంఠ భాష్యం ఉంది బ్రహ్మసూత్రాల మీద, దానికి ఆయన వార్తికం రాశాడు శివార్కమణ దీపిక అని పేరుతో, శివ పారమ్యాన్ని ప్రతిపాదిస్తూ. దానికి ముందు ఏం చెప్తాడో తెలుసా ఆయన, నా హృదయం ప్రకారంగా శంకరులది అద్వైతమే అల్టిమేట్, అదే పరమసిద్ధాంతం. అయినప్పటికీ కొందరు విష్ణు భక్తులం అనుకుని శివద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వాళ్ళ నోరు ముయించడం కోసం దీన్ని రచిస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఆయన ఒక మాట అంటాడండి చక్కగా సమన్వయిస్తూ, సాంఖ్యం అద్వైతానికి కొంత దగ్గరగా వచ్చింది అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట చెప్పాడు. దానికంటే ఇంకా కొంత దగ్గరగా వచ్చింది విశిష్టాద్వైతం, దానికంటే ఇంకా దగ్గరకు వచ్చింది శివాద్వైతం అనే విషయాన్ని ప్రతిపాదన చేసి రుజువు చేశాడు అందులో ఆ గ్రంథంలో. అది పక్కన విషయం, కానీ మొత్తానికి ఇవన్నీ మనకు అద్వైతానికి దారితీస్తున్నాయని వాటన్నిటికీ నమస్కరిస్తూ, ఆ ఆచార్యులను కూడా నమస్కరిస్తూ మనం ఇందులో ప్రవేశిస్తున్నాం ఇవాళ. మొత్తానికి ఈ దివ్యమైనటువంటి బ్రహ్మసూత్రాల యొక్క ప్రథమోధ్యాయంలోకి వెళ్తున్నాం. ప్రథమోధ్యాయం పేరేమిటి, సమన్వయాధ్యాయము అని చెప్పుకున్నాం. ఇందులో మొట్టమొదటిగా మనకి చెప్పబడుతున్న అంశము అధికరణములు. అధికరణములు అన్న మాట చెప్పుకున్నాం. ఒక్కొక్క దానిలో కొన్ని అధికరణాలు ఉంటాయి, పాదములు అధికరణములు. ఇందులో అధికరణము అని దేన్ని అంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెట్ కింద డివైడ్ చేశారు అధికరణం. ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్కప్పుడు ఒక్క సూత్రం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు రెండు మూడు సూత్రాలు ఉంటాయి, నాలుగు కూడా ఉండొచ్చు, సంఖ్యలో నియమం లేదు. అధికరణం, అధికరణం అని దేన్ని అంటారు ఇది చూడాలి. అధికరణం అంటే విషయో విషయశ్చైవ పూర్వపక్ష తథోత్తరం సంగతిశ్చేతి పంచాంగం శాస్త్రీయ అధికరణం స్మృతం అన్నారు ఇక్కడ. అధికరణము అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. అధికరణము అంటే ముందు విషయం చెప్పబడుతుంది, ఆ విషయం అంశంలో ఇది ఎలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా అనే సంశయాన్ని అక్కడ చర్చ చేస్తాడు. దాన్ని విషయము అంటారు, విషయం కాదు విషయం. కనుక విషయం తర్వాత విషయం, దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సంశయము అనుకోవచ్చు. తర్వాత చెప్పబడుతున్నది పూర్వపక్ష తథోత్తరం అన్నారు ఇక్కడ. పూర్వపక్షము ఉత్తరము అని, పూర్వపక్షం అంటే ఇది వరకు ఒక శాస్త్ర విషయం చెప్పబడింది, అదే సిద్ధాంతమైంది. దాన్ని తిరిగి తీసివేసి అసలు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడాన్ని, సిద్ధించిన నిర్ణయాన్ని సిద్ధాంతమని ఉత్తరపక్షముని అంటారు. అది అయితే ఈ విషయాన్ని ఇక్కడ చర్చించవలసిన సంబంధం ఏమిటి అనేటువంటి విషయం గురించి చెప్పేటప్పుడు దాన్ని సంగతి అని అంటారు. ఇలా మనకు మొత్తం అధికరణంలో ఉన్నటువంటి అంశములు ఐదు. అలా మనకిప్పుడు చెప్పబోతున్న మొదటి అధ్యాయంలో అధికరణములు ఉంటాయి. ఒక్కొక్క అధికరణంలో కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక అధికరణంలో ఒకే సూత్రం ఉంటుంది. చిత్రం ఏంటంటే మొదటి అధికరణంలో ఒకే సూత్రం, దీనికి పేరే జిజ్ఞాసాధికరణం. జిజ్ఞాసాధికరణం మొదలు పెట్టేసే ఉండవు ఈ బ్రహ్మసూత్రాలు. ఇప్పటి వరకు కాస్త కొనుక్కినా ఇప్పటి నుంచి సబ్జెక్ట్ అనుకుని ప్రిపేర్ అవ్వచ్చు, కాదు ఇందాక బాగా దృష్టిలో పెట్టుకుంటే కానీ దీనిలోకి వెళ్ళలేము మనం. అందుకు ఈ మొదటి సూత్రంలోకి వెళ్ళేయడానికి ముందు శంకరులకు ఉపోద్ఘాతం ఇచ్చారు. ఉపోద్ఘాతం గట్టిగా పట్టుకున్నా బ్రహ్మసూత్రాలు అర్థమైపోతాయి, అంత గొప్ప ఉపోద్ఘాతం ఇచ్చారండి. అసలు శంకర భాష్యం ఒక రసమయమైన వస్తువు, బుద్ధికి బాగా వేడెక్కించేస్తుందండి. అబ్స్ట్రాక్ట్ సబ్జెక్ట్ కదా అని అంటాం మనం, ఎందుకంటే భగవద్గీత చెప్తున్నప్పుడే జ్వరం వచ్చిన వాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఇవాళ సబ్జెక్ట్ ఏమి అన్నవాళ్ళు చాలామంది తెలుసు. నేనేం చేయను, సబ్జెక్టే అది. మసిపూసి మారేడుకాయ చేసి వంచన చేయలేం కదా, ఉన్నదే చెప్పాలి. అది అర్థవడం కోసం ఎంతవరకు అవసరం అంతవరకు ఉదాహరణలు చెప్పగలం, కానీ పిట్టకథల రూపంలో పట్టుకుంటూ వస్తూ ఉంటే ఎప్పుడు తెలుసుకోగలం మనం. కనుక ఈ విషయానికి మాత్రం జాగ్రత్తగా వెళదాం. జిజ్ఞాసాధికరణానికి ముందుగా శంకరులు ఒక భాష్యాన్ని ఇచ్చారు ఆయన. ఊరికిన ఉపోద్ఘాతం కాదండి, దానికి ఒక పేరుంది, అధ్యాస భాష్యము అని పేరు పెట్టాడు ఆ మహానుభావుడు. అధ్యాస భాష్యం అంటే ఆ సూత్రం కాదు అది. ఇది అర్థమైతే కానీ అసలు అర్థం కాదు బ్రహ్మసూత్రాలు ఎందుకు అసలు, ఇది ప్రశ్న. అయ్యా ఎందుకండి ఆ బ్రహ్మసూత్రములు మాకు, అది కదా ఎందుకు, ప్రయోజనం లేకపోతే ఎవడికి ఏది అక్కర్లేదు అంతే కదా, ఏదో ప్రయోజనం ఉండాలి మనకి. కనుక ఈ బ్రహ్మసూత్రాలకి ప్రయోజనం ఏమిటి అది చెప్తున్నాడండి. పైగా ఇది ఎవరికి ప్రయోజనం, సాధారణ కొన్ని విషయాలు కొందరికే ప్రయోజనం, కానీ ఇది ఎలా కదా అందరికీ కావాల్సిందే. అందరూ తెలుసుకోగలరా లేదా పక్కన పెడదాం, అందరికి కావలసింది మాత్రం ఇదే, అందరికి కావలసింది. అందరికీ కావలసినటువంటి ఈ బ్రహ్మసూత్రాలు అందరికి ఎందుకు కావాలి అనే ప్రశ్న వేస్తూ చెప్తున్నారు శివాది గురవే నమః. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయ విషయినోహో తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయోహో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మానామపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరే విషయని చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మానాం చ అధ్యాసః. వాక్యం ఇచ్చారండి మహానుభావుడు. భాష తెలిస్తే ఎంత తీయగా ఉంటుందో తెలుసా? ఇది శంకర భాష చదువుతుంటే పొయిట్రీ చాలదండి, అంత మధురాతి మధురంగా ఉంటుంది ఆ శైలి, అంత సౌందర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు శంకరుల వాక్యం చదువుకున్నాం కదా, దీన్ని మన భాషలో మనకు తెలిసేటట్టు చక్కగా చెప్పుకుందాం. అధ్యాస, అధ్యాస నాకు చిక్కుందయ్యా, అధ్యాస వల్ల చెప్పుకోవాల్సి వచ్చింది అదనమాట, అధ్యాస వల్ల చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అధ్యాస అంటే ఏంటో చూసుకుందాం. మొత్తానికి ఉపనిషత్తులకి సంబంధించినటువంటి చర్చ చేసే విషయమే బ్రహ్మసూత్రములు, అంతే కదా. ఉపనిషద్ విద్యని మననం చేయడం కోసం బ్రహ్మసూత్రములు, పర్పస్ అది. ఉపనిషద్ విద్య మననం అన్నప్పుడు ఇది అర్థం చేసుకోవడం శంకరులే ఒకచోట చెప్తారు, వేదాంత వాక్య కుసుమగ్రధనార్థత్వాత్ సూత్రాణం అన్నమాట విషయం. వీటికి సూత్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే శంకరులు చెప్తున్నారు చూడండి, ఎంత అందమైన మాట. సూత్రం అంటే ఏమిటండి? తాడు. సూచించేదని ఇంతకు అర్థం పకడమే, సూత్రం అంటే తాడు. ఈ తాడు సాధారణంగా ఎందుకు తీసుకుంటాం? ఏదైనా గుచ్చడానికి, పూసలు గుచ్చడానికో పువ్వులు గుచ్చడానికో తీసుకుంటాం. అలాగా ఈ సూత్రం అనేది తీసుకుని ఇందులో ఆయన పువ్వులు గుచ్చుతున్నాడు. అసలు దారం ఎవరికి కావాలండి? దారాన్ని ఆధారం చేసుకున్న కుసుమాలలో కుసుమాలే మనకు కావాలి. కానీ అక్కడక్కడ చెల్లా చెదరుగా బోళ్ళు కుసుమాలు ఉంటాయి, వాటికి అందమైన ఆకృతి, స్పష్టమైన ఆకృతి, అవసరమైన ఆకృతి ఇవ్వాలి అంటే హారం కావాల్సిందే, హారం కావాలంటే సూత్రం కావాల్సిందే. కనుక బాదరాయణుడు ఈ సూత్రాలను ఆధారం చేసుకుని వేదాంత వాక్య కుసుమ, వేదాంత వాక్యాలను కుసుమాలు తీసుకుని ఈ సూత్రాలు గుచ్చెట్టండి, లేదా గుచ్చాడో అల్లాడో మీ ఇష్టం ఏం చెప్పుకున్నా, కానీ ఈ సూత్రాలు ఆధారంగా తీసుకుని అవి వేదాంత వాక్య కుసుమాలను అల్లేయనమాట. ఏరేడు ఏ పువ్వు అయితే బాగుంటుందో ఎక్కడ ఎలా పెట్టాలో మహానుభావుడికి తెలుసు. అంత అందమైన మాట చెప్పారు శంకరులు సూత్రం గురించి చెప్పండి, ఇంతకంటే ఇంకేం చెప్పాలి. కనుకనే వేదాంత వాక్య కుసుమ గ్రధనార్థత్వాత్ సూత్రాణం, అంత అందమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాడు. కనుక వేదాంతం ఏం చెప్తోంది ఇప్పుడు ముందు చెప్పుకుంటే వీటిని ఎలా చెప్పడం చూద్దాం. వేదాంతం ఏం చెప్తోంది? అసలు సూత్రాలు 555 అండి, 555లో సింపుల్గా బ్రహ్మజ్ఞానం చెప్పేశాడు మహానుభావుడు. ఎవరు? బాదరాయణుడు. దానికోసం ఎంత విస్తారం, దానికి మళ్ళీ విస్తారం, ఎందుకండి? అసలు 555 వాక్యాలు కూడా అనవసరం. ఈ మాట వినండి, చాలా జాగ్రత్తగా వినండి, 555 వాక్యాలు కూడా అనవసరం, 10 ఉపనిషద్ వాక్యాలు కూడా అనవసరం. ఒక్క వాక్యం చెప్పనా తెలుసుకోవాల్సింది? ఒకే ఒక్క వాక్యం, ఒక్కటే. ఆ ఒక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఒక్కటి. ఈ మాట నేననలేదు, వ్యాసులు వారు చెప్తున్నారు. ఒక్క మాట, ఈ ఒక్క మాట తెలిసిందా, ఇంకేం అక్కర్లేదు. ఇది సూత్రాలకన్నిటికీ సూత్రం అండి, ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోండి, లేదా మంత్రంలా చేసుకోండి. అది ఒక్కటే. ఏమిటో తెలుసా? సర్వం బ్రహ్మమయం జగత్, అదొక్కటే మాట. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వం అనండి మంత్రంలా, సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం బ్రహ్మమయం జగత్, సర్వం బ్రహ్మమయం జగత్, ఇదొక్కటి. ఈ ఒక్కటి వంట పట్టక ఇన్ని ఎక్కువ చెప్పాల్సి వచ్చిందయ్యా అంటాడు దేవ్యాసుడు. వచ్చింది బాధ ఆ ఒక్కటి. ఏకం తెలుసుకోవడం కోసం అనేకం తయారయ్యింది, మళ్ళీ అనేకంలో పడి ఏకం తెలుసుకోకపోతే అదొక పెద్ద చిక్కు ఇక్కడ, అంతే కదా. కనుక గమ్యం ఒక్కటే, సర్వం బ్రహ్మమయం, ఉన్నదంతా బ్రహ్మమే అయిపోయింది. ఉన్నదంతా బ్రహ్మమే అయినప్పుడు ఇక్కడ వచ్చిందండి అసలు విషయం. ఉన్నదంతా బ్రహ్మమైనప్పుడు, ఉన్నది ఒక్కటే అయినప్పుడు ఒక్కడ మనకు కనబడుతుందా? ఒక్కటి కనబడట్లేదు, అనేకం కనబడుతున్నాయి. మీరేమో ఒక్కటే అంటారు, మీరు అన్నారు కనుక నేను అనాలి, లేదా శాస్త్రం అంది కనుక దాని మీద రెస్పెక్ట్తో మేము అంటాం, అంటాం కానీ మాకు రావట్లే. అవునయ్యా, ఆ ఒక్కటి వంట పెడితే చాలు. ఆ ఒక్కటి ఎలాంటిది? సర్వం బ్రహ్మమయం అన్నారే, బ్రహ్మము, బ్రహ్మము, బ్రహ్మము అంటే అర్థం తెలిస్తే బ్రహ్మసూత్రాలు. బ్రహ్మము అంటే అర్థం తర్వాత చెప్తాను. స్వామి మొదలు పెడతారు శంకరులు, ఆయన మాట పట్టుకుని చెప్పుకుందాం, చాలా ఉంది అక్కడ. మొత్తానికి ఉపనిషత్తులు చెప్పించి ఆ ఒక్కటి ఏమిటో తెలుసా? ఆ ఒక్కటిని ఎన్ని మాటల్లో చెప్పచ్చో చెప్తాను ఇక్కడ. ఏకాన్ని అనేకంగా చెప్పుకుందాం. నిత్యం, శుద్ధం, నిర్మలం, అద్వితీయం, భేదరహితం, నిర్గుణం అయిన ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాయి ఉపనిషత్తులు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. అదే సర్వం బ్రహ్మము అంటే ఇది. ఆ బ్రహ్మమును అర్థం చేసుకోవడం కోసం లక్షణాలుగా ఇవి చెప్పుకున్నాం మనం. ఏమని? నిత్యమైనది, శుద్ధమైనది, నిర్మలమైనది, అద్వితీయమైనది. రెండోది లేదు దానికి, దానికి భేదం లేదన్నాడు. భేదం లేదంటే భేదం మూడు విధాలు, సజాతీయ, విజాతీయ, స్వగత అని భేదాలు మూడు రకాలుగా ఉంటాయటండి. చాలామంది వేదాంతాభ్యాసకులకి తెలుస్తుంది సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు అంటారు. విజాతీయ భేదము అన్నప్పుడు ఒక చెట్టు, ఒక రాయి, ఈ రెండు విజాతీయ. రెండికి భేదం ఉంది, చెట్టు రాయి ఒకటి అనరవడు. రెండుకి విజాతీయ భేదం వచ్చేసింది మనకి. ప్రపంచం అంతా ఈ భేదంతో కనిపిస్తుంది. ఇక సజాతి భేదం ఉన్నాయి. సజాతీయ భేదముల్లో చెట్టు అందం, లేదా చెట్టులో ఒక చెట్టు తీసుకోండి, మామిడి చెట్టు. మామిడి చెట్టు తీసుకున్నా మామిడి చెట్టులో ఆ మామిడి చెట్టు అనే జాతిలో కూడా దేని భేదం? దానిదే. మానవులు ఒక జాతి అన్నాం, పశువుల కంటే వీడు వేరుగయ్యాడు. ఈ మానవుల్లో మళ్ళీ వివిధములైన భేదములు లేవా? అయింది. ఇది సజాతీయ భేదం, అదే జాతిలో ఉండే భేదములు ఇవి, అదే తెగలు. ఇక స్వగత భేదం, దానిలో మళ్ళీ భేదములు. ఒక్క చెట్టుకు వచ్చేసాం తీసేసి, ఆ ఒక్క చెట్టులో ఎన్ని భాగాలు ఉన్నాయో చూడండి. చెట్టు అంతా ఒకటి అంటామా? కొమ్మ, రెమ్మ, పువ్వు, పండు, పిందె, కాండం, వేరు, ఎన్ని భాగాలు వచ్చాయి. ఇది స్వగత భేదం. ఇవన్నీ దేనికి కనబడుతున్నాయి? దృశ్యమానమైన జగత్తులో మనం చూస్తున్న ప్రతి దాంట్లోనూ ఈ మూడు భేదములు ఉంటూ ఉంటాయి, సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు. మనం చెప్పుకోదలుచుకున్న ఏం సబ్జెక్ట్ ఆయన బ్రహ్మమునికి మూడు భేదములు లేవు. అందులో సజాతీయ, విజాతీయ, స్వగత భేదములు లేని ఏక వస్తువు ఇది బ్రహ్మము. అది చెప్పిది భేదరహితం. అది నిర్గుణము, గుణాతీతము అయినటువంటిది. ఆ దాని గురించి చెప్పే వేద భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. ఇది సబ్జెక్ట్ తెలిసింది. అయితే ఆత్మతత్వాన్ని సాక్షాత్కరించడం కోసం అదే ఉపనిషత్తు మనకి వివిధ మార్గములు బోధించింది. అందుకే ఉపనిషత్తుల్లోనే సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన మార్గములన్నీ ఉన్నాయి. అవి కూడా ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇది ఉపనిషత్ సబ్జెక్ట్ ఏంటో ముందు చెప్పుకుంటే ఉపనిషత్తులు నేను చెప్తానని తర్వాత చెప్పచ్చు. ఇది ఉపనిషత్తుల యొక్క సారభూతమైన విషయం. వీటిని సమన్వయం చేసుకుని వాటి అర్థాన్ని ఎలా గ్రహించాలో చెప్పడం కోసం బాదరాయణులు బ్రహ్మసూత్రాలు రచించారు. అయితే ఇక్కడ ఈ అధ్యాస అనే విషయం గురించి వచ్చాం కనుక, అధ్యాస అనేటప్పుడు అది కాని దాన్ని అది అనుకోవడం అధ్యాస. ఇదొకటి, అది కాని దాన్ని అది అనుకోవడం అధ్యాస. పైగా అది కాని దానిపై, అది కాని దానిపై కాని ధర్మాలు ఆరోపించడం కూడా అధ్యాస. ఏమిటది? ఇప్పుడు విషయం వస్తున్నది ఇక్కడ. అదేమిటో విషయ విషయి అని మొట్టమొదట చెప్పాడు. విషయ విషయి, విషయము అనగానే మన చుట్టూ ఉన్న సబ్జెక్ట్స్ అనేకమున్నాయి, ఇవన్నీ విషయములు. ఈ విషయాన్ని గ్రహించేవాడెవడో వాడు విషయి. ఈ రెండు ఉన్నాయా లేదా? వేదాంత చర్చైనా ఆధ్యాత్మిక చర్చైనా ఒకటే సబ్జెక్ట్ గుర్తుపెట్టుకుని సింపుల్గా చెప్తున్నాను. మూడింటి గురించి చర్చించేది అది, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, అంతే. మూడింటి గురించి చర్చ. మనకి ఏ చర్చ ఉన్నా లేకపోయినా ఈ చర్చ మొదటి రెండు అందరికీ ఉంటాయి. ఏంటి? నేను, ప్రపంచం, అంతే కదా. జీవుడు, పరమాత్మ పేర్లు వదిలేయండి, ఇది తెలుసుకోండి చాలు. ఇది నేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం, ఇంతే కదా. ఇది దీంట్లో ఏమీ ఎవరికి సందేహాలు. నేను, నా చుట్టూ ఉన్న ప్రపంచం, నేను ఒక్కడిని, నా చుట్టూ ప్రపంచం అనేకం, అంతే కదా. ఇది కదా మన భావం. కనుక మనం ఈ ప్రపంచాన్నంతటినీ వేరుగా చూస్తున్నాం. అప్పుడు ప్రపంచం నువ్వు ఒకటవుతావా? ఇప్పుడు నేను ఈ మైకును చూస్తున్నాను, కానీ మైకు ధర్మాలు నాలో ఆరోపించేసుకుని నా ధర్మాలు మైకులో ఆరోపిస్తానా? ఆ మైక్ ఎంత అందంగా ఉపన్యాసం ఇచ్చిందండి అని నేనంటే ఎంత దోషం అండి మైక్ ఇచ్చింది అంటే, నా ధర్మాలు మైక్ మీద నేను ఆరోపించేసినట్టు అయిపోయింది. అలా మైకు ధర్మం నా మీద ఆరోపించేసుకుని నేను మాట్లాడితే మొత్తం హాల్ అంతా రీసౌండ్ ఇచ్చిందని, మైక్ వల్ల వచ్చింది రీసౌండ్, నా వల్ల రాలే. మైకు ధర్మం నా మీద ఆరోపించుకోకూడదు, నా ధర్మం మైక్ మీద ఆరోపించుకోకూడదు. కానీ మనకు చిత్రమైన అలవాటు ఏమైపోయిందంటే దాంతో అలాగ అటాచ్మెంట్ ఎక్కువైపోయి ఎక్కువైపోయి ఎక్కువైపోయి అధ్యాస వచ్చేసింది. అక్కడ దాని ధర్మం దీని మీద, దీని ధర్మం దాని మీద, ఇది అధ్యాస అండి. అధ్యాస అంటే ఇది అర్థం. ఇప్పుడు ఇక్కడ అధ్యాస ఏం చెప్తావు అంటే గురుగారు చెప్తున్నారు, యుష్మత్ అస్మత్ ప్రత్యయ గోచరయోహో విషయీ విషయనోహో. విషయీ విషయ రెండు వచ్చాయి ఇక్కడ. విషయము అంటే బయట ఉన్న సబ్జెక్ట్, విషయీ అంటే ఆ విషయమును తెలుసుకుంటున్నవాడు విషయి. విషయ ఎవరు? నేను. నేను అనేది అస్మత్ ప్రత్యయం. విషయములన్నీ యుష్మత్ ప్రత్యయం అంటే నువ్వు నేను. ఈ నువ్వు నేను అనేది కదా ప్రపంచం అంతా, నువ్వు నేను. నువ్వు అనగానే మనకు బయట ఉన్నదండి, నేను అనేది నాది, నా సబ్జెక్ట్. కానీ నేను అనే జ్ఞానాన్ని అస్మత్ప్రత్యయం అంటాం. నేను కానిదంతా యుష్మత్ప్రత్యయమే అంటే అది ఇది అది నువ్వు అనబడేటువంటిదంతా యుష్మత్ప్రత్యయం. కనుక విషయ విషయనాలకి పొరపాటు పడి ఒకదాని ధర్మం ఇంకో దాని మీద ఆరోపించేసుకుని కలగలిపేసుకోవడం వల్ల వచ్చినటువంటి ఏ భ్రాంతి ఉన్నదో ఆ భ్రాంతిని అధ్యాస అంటారు. అంటే ఇక్కడ ఏమిటి, ఇక్కడ నేను అనేటటువంటి దాన్ని ఆత్మ అందాం. ఇప్పుడు ఉపనిషత్ భాషలోకి వెళ్దాం. ఆత్మ అనే దానికి పెద్ద భయపడద్దు. ఒకటే, ఆత్మ అంటే నేను అనే భావానికి మూలమైంది ఆత్మ. ఇది ఒక్కటే డెఫినేషన్. అంతే, ఆత్మ నేను, ఈ నేను అనే వాడి గురించి చర్చండి ఇదంతా కూడా. అందుకే ఈ భాష్యానికి శంకరులు ఏం పేరు పెట్టారు తెలుసా, శారీరక భాష్యం అని పేరు పెట్టారు. ఎంత చక్కటి పేరండి, శారీరక భాష్యం. శరీర భాష్యం కాదు, శారీరక భాష్యం. అనడంలోనే సబ్జెక్ట్ ఏమిటి చెప్పేశాడు మానవుడు. ఆ పేరులోనే గొప్ప మాట చెప్పారండి. శారీరకుడు, శరీరము, రెండుకి చాలా తేడా ఉన్నది. శరీరము కలవాడు శారీరకుడు అక్కడే చెప్పేశాడు. కనుక ఇది నేనుగాడు గొడవ. ఎవరు గొడవ ఇది? నేనుగాడు. నేనుగాడు అంటే ఎవడు? అస్మత్ప్రత్యయ, నేనే, నా గొడవ ఇది అని ఎవడికి వాడు అనుకోవాలన్నమాట. కనుక నేను అనేవాడెవడు? శరీరమా శారీరమా? నేను శరీరం కలవాడినా నేను శరీరాన్నా అక్కడే చెప్పాడు. బాబోయ్ నువ్వు శరీరంతో తాదాత్యం పెట్టుకోకు అని అక్కడ మనకు వచ్చింది అది బాధ. ఇప్పుడు యుష్మత్ప్రత్యయం ఏదన్నా నేను తప్ప అంత, అంటే నీ శరీరము తప్ప మిగిలిన ప్రపంచమంతా యుష్మత్ప్రత్యయం. నీ శరీరం కూడా ప్రపంచమే అది తెలుసుకో. నీ శరీరం కూడా ప్రపంచమే అంటే నీ శరీరం కూడా యుష్మత్ప్రత్యయంలోకి చేర్చాయి. అది అస్మత్ప్రత్యయం కాదయ్యా. నేను అనే భావం శరీరానికి కాదు. ఆ నేను నేను అనేది వాడిది శరీరం, వాడే శరీరం కాదు తెలుసుకోండి. అది చెప్తున్నారు గురుగారు ఇక్కడ. నేను అనబడేటటువంటి వాడు కూడా ఉన్నాడు, వాడిని జీవుడు అందాం. శరీరాభిమానిని జీవుడు అంటాం మనం కనుక. శరీరాభిమాని ప్రస్తుతం వాడు శరీరాభిమాని అంటే శరీరాన్ని వాడు పట్టుకూర్చున్నాడు. పట్టుకూర్చోడం అంటే ఏం చేస్తామండి, దీనిలోనే ఉన్నాం కదా అంటే ఉన్నాం, సంతోషమే. పట్టుకు కూర్చున్నామా లేదా ఇది తెలుసుకోవాల్సింది. అదే పట్టుకుని కూర్చుని మనం కారు ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రైవ్ చేసి డోరు నేనే చక్రం నేనే అనుకోవడం ఎలాంటిది, ఇదే అంతే అలవాటు. పొద్దుట నుంచి అలవాటు అయిపోయింది, అదే స్థితి అయిపోయింది శరీరానికి. అలా మనం ఈ దేహంతో మన అధ్యాస అయిపోయింది. అధ్యాస అంటే అర్థం దేహధర్మాలు నా మీద వేసేసుకున్నాను, నా ధర్మాలు దేహం మీద వేసేసాను. ఆత్మయైన నేనుకి అనాత్మయైన దేహానికి అధ్యాస పడింది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంతో వదిలేయండి, యుష్మత్ప్రత్యయం కాదు. అసలు మనకు యుష్మత్తులో ఒకడు ఉంది, ఏంటి, వీడు నావాడు అని బోల్డ్ ప్రపంచం తయారు చేసుకున్నాం. నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నా వస్తువులు, నా అయిపోయింది మనకి. అవునా లేదు? నానా తయారవడానికి కారణం ఏంటి? నానా అనుకోవడం వల్ల తయారైంది. ఈ నానా అంతా చుట్టూ చేరిందా? ఈ నానా అనేది పెట్టుకుని వాడితో వికలల్ని సకలలతో కూడా అధ్యాస ఏర్పడింది అంటారు శంకరులకు. చూడు, వికలలు సకలలు అంటే అర్థం ఏంటంటే మన వాళ్ళకి ఏదో దెబ్బ తగిలింది అనుకోండి, బాధ. మన కాలికి తగలలే, వాళ్ళ కాలికి తగిలింది, మనకు బాధ వచ్చింది. నా అనే అటాచ్మెంట్ వల్ల నీకు వచ్చింది బాధ. అలాగే వాళ్ళు బాగా ఉన్నారనుకోండి, ఆహా బాగున్నారు, నువ్వేదో బాగున్నట్టు. ఇలా మనకి నా ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ దాని ధర్మాలు దాని స్వభావాలతో మన సుఖ దుఃఖాలకు లోనైపోతూ ఉన్నాం. ఇది ఒకటి అధ్యాస. ఇది ఇంకో అధ్యాస ఉంది ఈ శరీరానికి. ఇదో ప్రపంచం, ఇది శరీరం కూడా అదొక ప్రపంచం బయట ప్రపంచంలాగే. అదేవిధంగా దీనికి ఉన్న ధర్మాలని దాని ఎందు ఆరోపించాం. ఉదాహరణకి ఈ శరీరానికి నొప్పి వచ్చింది, అవన్నీ తీసుకొచ్చి నాకు ఆరోపించాను, నాకు నొప్పి వచ్చింది, నాకు బాధ కలిగింది, ఇది ఆరోపించుకున్నాను, ఇది అధ్యాస అది చెప్తున్నాడు. అంతేకాదు మరొక అంశం చెప్తున్నాడు ఇక్కడ. ఈ అధ్యాస అంతఃకరణ ధర్మ దేహ ధర్మాలు రెండూ కూడా శరీరం మీద ఆరోపించుకోడు అన్నాడు. నా మీద ఆరోపించకూడదు. దేహధర్మములు ఆరోపించుకున్నాయేమని, నేను నల్లగా ఉంటా, నేను పొట్టిగా ఉంటా, నేను తెల్లగా ఉంటా, నా జుట్టు ఊడిపోతుంది, నా జుట్టు పెరిగిపోయింది, ఇవి ఎవరి ధర్మాలు? జుట్టు ధర్మం జుట్టుదే, నీది కాదు అది. నీ నలుపు తెలుపు శరీరాందే, కానీ అవన్నీ తీసుకుని నేను తెలుపుగా నేను నలుపుగా ఉన్నానని ఎంత అధ్యాస అయిపోయిందండి ఈ అధ్యాస. పైగా అంతఃకరణ ధర్మాలు కొన్ని ఉన్నాయట. ఈ అంతఃకరణ ధర్మాలు అంటే కోరిక, సంకల్పం, సందేహం, నిశ్చయం, దుఃఖం, సుఖం, ఇవన్నీ అంతఃకరణ ధర్మాలు. ఇవి కూడా నా మీద ఆరోపించేసుకున్నా. నాకు డౌట్ వచ్చింది అంటే వేరు, నేనే సందేహం, నేను కోరిక, నా కోరిక, నా సంకల్పం, ఇవన్నీ కూడా అంతఃకరణ ధర్మాలు నా మీదకి వచ్చాయి. కనుక నా మీదకి ఈ ధర్మం ఆ ధర్మం రెండు పడిపోయాయి. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం పోతుందా? ఇది పోవడం మహాకష్టం ఉంటున్నారు శంకర భగవత్పాదులు వారే. ఎందుకంటే ఇది అనాదిహి అన్నాడు ఇక్కడ. అంటే ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదని అర్థం ఇక్కడ. ఇది అనాది అయినటువంటిది, పైగా నైసర్గికము. నీకు అది స్వాభావికంగా వచ్చింది. స్వాభావికంగా వస్తే ఎలా వదులుతుందండి? స్వాభావికము అంటే అక్కడ అర్థం ఏంటంటే అనేక జన్మల పరంపరల నుండి నీకు అలవాటైపోయింది. ఈ పుట్టుకతోనే నీకు తయారైంది. అది మన పుట్టుకతో వచ్చిన పొద్దు పుడకలు తాగకపోదు అంటారే, అలా ఉంది ఇక్కడ. మరి అలాంటి అంత క్లిష్టమైన పని అండి అది. కనుక అనాది అయినటువంటి ఈ అధ్యాసని పండితులైన వాళ్ళు అవిద్య అని అంటున్నారు. చక్కగా చూసారా? ఇప్పుడు మీకు స్పష్టమైంది కదా, దృశ్యము దృక్కు అని మాట వేశారు ఇక్కడ. యుష్మత్ ప్రత్యయం అంటే మీ చుట్టూ ఉన్న దృశ్యం. దృశ్యం అంటే కన్నబడేది, దృక్ అంటే చూస్తున్నది అని అర్థం. ఇంత ప్రపంచం చూస్తుంటే నీకుంది. కనుక నేను చూస్తున్నాను, నా చేత చూడబడుతున్నవి రెండు వచ్చాయి ఇక్కడ. ఈ చూడబడుతున్న వాటిలోకే దేహాన్ని కూడా తీసుకెళ్ళిపోండి. మిమ్మల్ని దానికి వేరుగా చేసుకోవాలి. చేసుకోగలమా? ఆ చేసుకోలేని తనం కలిసిపోయిందే దానికి అధ్యాస అని పేరు. అదొక్క మాటలో ఒక ఉపన్యాసంతో ఒక ఉదాహరణతో వదలదు కనుకనే ఇంత పుస్తకం తయారైంది దానికి. కనుక ఈ అధ్యాస దాని గురించి వివరించాడు. ఈ అధ్యాస అనేటువంటి ఈ భాష్యం గురించి ప్రస్తావన చేస్తూ అధ్యాస భాష్యంలో స్వామివారు గురువులు చెప్తున్నటువంటి అద్భుతమైన అంశాలను మనం పరిశీలిద్దాం. అంటే ఒక వస్తువు మీద మరొక వస్తువు యొక్క ధర్మాన్ని భాషించడం. ఇక్కడే మనకి అనేక ఉదాహరణలు వస్తాయి. రజ్జు సర్ప భ్రాంతి, శుక్తిరజిత భ్రాంతి. అసలు శంకర భాష్యం వినేటప్పుడు 7 రోజులు ఒక మాట రోజు వినబడుతుందని ప్రిపేర్ అయ్యండి. తాడుపాము, మనకు అజ్ఞానం అర్థం కావడం కోసం ఉదాహరణ బాగా చేశాడు ఇక్కడ. జ్ఞానం అర్థం అవడం తర్వాత, ముందు అజ్ఞానం అర్థం కావాలంట. అది అర్థమైతే దీని నుంచి బయటపడచ్చు. తాడు పాము వెండి ముచ్చపు చెప్ప భలే కొట్టాడండి నేను అనేక మార్లు. దానిలో చర్చ రెండు ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. తాడును పాము అనుకుంటే ఒక ప్రమాదం ఉంది, పామును తాడు అనుకుంటే మరో ప్రమాదం ఉంది. రెండు ప్రమాదమే. తాడును పాము అనుకుంటే అనవసరంగా భయపడిచేస్తాం. అదే పామును చూసి తాడు అనుకున్నామండి ప్రమాదానికి గురైపోతాం. రెండు ప్రమాదాలు. కనుకనే ఇక్కడ తాడును పాము అనుకోవడం ఎలాంటిదంటే నేను మీద ప్రపంచాన్ని అంతటిని ఆరోపించేసుకుని ఈ ధర్మాలన్నీ దాని ఎందు ఆరోపించుకుని దుఃఖపడ్డం అంతా కూడా తాడుని పాము అనుకోవడం. అలా కాకుండా ఈ ప్రపంచాన్ని చూసి అదే నేను అదే నాది అని భ్రాంతి పడ్డం ఉన్నదే పామును తాడు అనుకోవడం. రెండు ప్రమాదమే. కానీ ఆత్మధర్మాన్ని దాని ఎందు ఆరోపించకూడదు. నేను నాది అనే భావం అది కాని దాని ఎందు ఆరోపించుకో. అలాగే ప్రపంచ భావం దీని మీద ఆరోపించుకో. నశించిపోయి రోగాలు పాలయ్యి సుఖదుఖాలు పొందేటటువంటి శరీర ధర్మాలని శాశ్వతమై చైతన్య స్వరూపమై కేవలం ఉనికి అయిన ఆత్మ ఎందు ఆరోపించుకోకు. ఆరోపించుకోవడం వల్ల నీకేం బాధ కలుగుతుందో తెలుసా? నేను చచ్చా, నాకు దెబ్బ కలిగింది, నేను చచ్చిపోతా, నేను బాధపడుతున్నా అని ఈ గొడవ అంతా దానికి అంటిస్తూ దుఃఖపడుతున్నాను. అర్థమైంది కదా? ఇక్కడ ఒక వస్త్రం కట్టుకున్నాం, వస్త్రం కాలిపోతుంది. వస్త్రం కాలుతోందని తెలిస్తే వెంటనే ఏం చేస్తామండి? వస్త్రం తీసిపారేస్తాం. ఎందుకు అంత తేలిగ్గా తీసిపారేశాం? అది నాది కానీ నేను కాదు. కాలినంత వరకు నాదని దగ్గర పెట్టుకుంటామండి, కాలితో ఏం చేస్తాం? తీసిపారేస్తాం. విభీషణుడు మాట చెప్తాడు రావణాసురుడితో, ఏమని తెలుసా? టాటా వెళ్ళొస్తానంటాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు బాగు చేద్దామన్న ప్రయత్నం చేశాను, నీ వల్ల కాదని తెలిసింది వచ్చేసాను అన్నాడు వాడు, తెలివైన వాడు. అక్కడ ఉదాహరణ చెప్తాడు. ఒక ఇంట్లో కూర్చుంటామయ్యా, నాది అనుకున్న ఇంట్లో కూర్చున్నాను. నాదనుకున్న ఇంట్లో కూర్చున్నప్పుడు నా ఇల్లు తగలబడుతూ ఉంటే ఆర్పడానికి ప్రయత్నం చేస్తా, నా వల్ల కాలేదనుక బయటకు వచ్చేస్తా. ఎందుకు? ఇల్లు నాది కానీ నేను కాదు కనుక. అది అనమాట. ఇక్కడ కూర్చున్నాను గనక దాన్ని వదిలేసుకోగలిగాను నేను. ఇల్లు తగలబడుతుంటే నేను తగలబడిపోతున్నానో నేను ఏడవలే, ఇల్లు తగలబడుతోంది, ప్రయత్నం చేస్తా. అలాగే నా దేహానికి ఏది కలిగినా నా దేహం బాధపడుతోంది, బాగు చేసుకొని ప్రయత్నిస్తా అంతే. ఎలా అలా ఉండగలగాలండి? ఆ స్థితి రావాలి. కనుక దేహాదులు కూడా యుష్మత్ ప్రత్యయములే, అస్మత్ ప్రత్యయం కాదు. మొట్టమొదటి కొట్టాడు ఆ మహానుభావుడు, ఎంత గట్టిగా చెప్పాడు. కానీ అధ్యాస అంటే అవిద్య. అయితే ఇవి వెంటనే పోదు కదయ్యా అవిద్య అంటే, అది చెప్పారు. కనుక తమేతమేవం లక్షణం అధ్యాసం పండితాహ అవిద్యేతి మన్యంతే. ఈ లక్షణాన్ని అవిద్య అంటారు పండితులు. తద్వివేకేన చ వస్తుస్వరూపావధారణం విద్యామాహుః. ఇప్పుడు వివేకముతో వస్తుస్వరూపాన్ని నిర్ధారణ చేసుకోవడాన్ని విద్య అంటారు. విద్య అంటే ఏంటి తెలిసింది? వివేకం ముందది. కనుక విద్యకు ముందు వివేకం ఉండాలి. వివేకంతో నువ్వు వస్తుస్వరూపాన్ని నిర్ధారణ చేసుకో. అసలు వస్తువు ఏదో నిర్ధారణ చేసుకో. కనుక నేను అనబడే అస్మత్ ప్రత్యయం ఏదో తేల్చుకో. అది చెప్తున్నాడు. నేను అనబడే అస్మత్ ప్రత్యయం మీద తేల్చి పారేయడానికి కోసం బ్రహ్మసూత్రములు. అది తేల్చుతాయండి ఇక్కడ కూర్చొని. ఆ తేల్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? నేను కానిది వేరు చేసుకో. వివేకం అంటే ఏమనుకుంటున్నారు? ఏమిటి వేరు చేయడం? చేతనవడమే వివేకం. ఒకటి కలిపేసుకున్నాం, అది కాని దాన్ని తీసేయి, వేరు చేయి, అది తెలియగలగాలి. వేరు చేయడం చేతనవ్వాలండి. వేరు చేయడమే వివేకం. అందుకే నిత్య అనిత్య వస్తు వివేకం అన్నారు కదా, ఆ వేరు చేయడం చేతనవ్వాలి నీకు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అస్మత్ ప్రత్యయాన్ని తెలియనివ్వకుండా, అస్మత్తుని తెలియనివ్వకుండా కప్పేసినటువంటివి ఏవి చూసుకో. అవన్నీ నువ్వు అస్మత్ అస్మత్ అనుకుంటున్నావు గనక నువ్వు వాడిని వేరుగా చూడలేకపోతున్నావు. దుప్పటి కప్పుకుని అదే శరీరం అనుకుంటే ఎలా ఎలాంటి బాధ? లోపల కూర్చొని ఏడుస్తున్నట్టు ఉక్కపోస్తుంది, ఉక్కపోస్తున్నాడు, దుప్పటి తీసేరా ఉక్కపోతుంది అన్నాడు. తీయలేడు వాడు దుప్పటి, వాడు అనుకుంటున్నాడు తీయలేకపోతున్నాడు. దుప్పటి వాడు అనుకుంటే తీయలేకపోతున్నాడు, దుప్పటి వేరనుకుంటే హాయిగా తీసిపారేశాడు. అర్థమైంది కదా? ఇక్కడ అది తీసిపారేద్దాం అంటే ఏం చేద్దాం? శరీరాన్ని తీసిపారేద్దామా? కాదు, శరీరాన్ని నేను అనే భావాన్ని తీసిపారేద్దాం. అది ఇక్కడ ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అందుకు ఆ నిర్ధారణ చేసేది విద్య అంటారు. ఇంత అందంగా ప్రస్తావన చేశాడు. అయితే ఈ అధ్యాస అనేది అంత తేలిగ్గా పోతుందా? అధ్యాస ఉన్నవారి కోసమే శాస్త్రము. గొప్ప మాట. ఎవరి కోసం శాస్త్రం? ఇప్పుడు ఇంతమంది కూర్చున్నాం, అధ్యాసను వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పే నేను వినే మీరు ఎవరు అధ్యాస వదలలేదంటున్నారు శంకరులు. మొట్టమొదట అధ్యాస ఎవ్వరూ విడిచిపెట్టలేదయ్యా. తమేతమ విద్యాక్షమాత్మానాత్మనో ఇతరేతర అధ్యాసం పురస్కృత్య సర్వే ప్రమాణ ప్రమేయ వ్యవహారా. ఈ అధ్యాసాన్ని ఆధారం చేసుకునే ప్రమాణ ప్రమేయములనే వ్యవహారం ఉంది అన్నాడు. ఇది జాగ్రత్తగా వినండి, సంస్కృత శబ్దాలే కానీ తేలిగ్గా ఉంటాయండి. వేదాంత విద్య ఎందుకు అర్థం కాదో తెలుసా? ఎలా అర్థమవుతుందో తర్వాత చెప్తా, ఎందుకు అర్థం కాదో ముందు చెప్తా. ఎందుకు అర్థం కాదంటే ముందు మనకు అక్కర్లేదనే కూర్చుంటాం. అక్కర్లేదనుకుంటే ఇంత దూరం వస్తామండి అని అనద్దు. సాధారణంగా ఈ రోజుల్లో నేను గమనిస్తున్నది ఏమిటి అంటే వేదాంతం ఫ్యాషన్ అయిపోయింది. ఇందు చెప్పడాన్ని నేనేమీ సందేహించట్లేదు. కొన్ని పాశ్చాత్య దేశాలు వెళ్ళినప్పుడు కూడా మన వాళ్ళని చూస్తూ కొన్ని చోట్ల జాలి వేసింది నాకు. ఏమిటంటే ఇంకా రామాయణ భారత భాగవతాలు చాలండి, ఉపనిషత్తు గురించి చెప్పుకుంటే బాగుంటుంది అని ఎవరు చెప్పారు నీకు? రామాయణ భారత భాగవతాలు చాలని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా పూర్తి చదివేవా, విన్నావా? అంటే దీని పైన ఏదో ఉపనిషత్తు వేదాంతం అది. అంటే నిన్ను నువ్వు తక్కువ నొప్పుకోలేక నువ్వు ఎక్కువ అని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం, నేను మేధావనని చెప్పుకోవడం కోసం కూర్చొని ఉపనిషత్తులు మాటలు పెట్టుకుని హా అని కూర్చుంటూ ఉంటే దాన్ని చూసి అందరూ ఏదో అనుకుంటూ ఉంటే నేను ఉపనిషత్ క్లాస్కి వెళ్ళి వచ్చానండి, చాలా సంతోషం. తర్వాత ఏం చేశారండి? ఎంత నేను ఈ మాటని శంకరులు అంటున్నారు చూడండి, ఎంత గట్టిగా చెప్పాడు. ఇన్నాళ్ళు చేశామండి, నాకు ఉపనిషత్ కావాలి. తమరి స్థితి ఏమిటి? అలాగని ఉపనిషత్తులు కూడదని నేను చెప్పట్లేదు. పుట్టికెక్క నమ్మ స్వర్గానికి ఎగురుతుందా? ఏది చిత్తశుద్ధి? ఏది అథాత? ఏం గొప్ప మాటలు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రం ప్రస్తావన చేసుకున్నాం, దాని గురించి చెప్తున్నాడు. కానీ అధ్యాస ఉన్న వాళ్ళందరికీ శాస్త్రం కావాలి. ఇప్పుడు మీరు చెప్తున్న శాస్త్రం కదా బ్రహ్మ విద్య, శాస్త్రం కదా. ప్రమాణము ప్రమేయము అంటే ఏంటో తెలుసా? ప్రమాణము అంటే తెలుసుకోవడానికి పనికొచ్చేది, గుర్తుపెట్టుకోండి. నేను తేట తెలుగులో చెప్తున్నాను, అర్థమైపోతే మధ్యలో ఇటు అటు తిరిగే వాళ్ళు ఎవరు రాకపోతే. ఏం చెప్పాం ప్రమాణం అంటే? క్లాసులాగా వినండి ఇది శ్రద్ధగా. తెలుసుకోవడానికి పనికొచ్చేది ప్రమాణం. దీని ద్వారా దేన్ని తెలుసుకుంటామో అది ప్రమేయము. రెండు అయ్యాయా? ఇంకోడు ఉన్నాడు. ఈ తెలుసుకోవడానికి పనికొచ్చేదాన్ని పట్టుకుని తెలుసుకునే వాడొకడున్నాడు, వాడిని ప్రమాత అంటారు. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము, దీని త్రిపుటి అంటావు. మూడు ఉన్నాయి, ఉన్నాయా? ఇవి ఎవరికి ఉంటాయి? ఈ మూడు అధ్యాస ఉన్నవాడికే ఉంటాయని చెప్పాడు ఇక్కడ. అధ్యాస అంటే ఇందాక చెప్పింది అనాత్మని ఆత్మనుకొని, ఆత్మని అనాత్మ అనుకుని అడుదిటి ఇడుదిటి చేసేసిన వాడు. నేననే భావం నందు శరీర ధర్మములు మనోధర్మములు ఆరోపించుకోవడం ఒకటి, శరీరమునందు నేను ధర్మాన్ని ఆరోపించుకోవడం ఒకటి. అదే అధ్యాస అన్నాం కదా, ఇది ఉన్న వాళ్ళకే శాస్త్రము అన్నాడు. మరి ఇప్పుడు చెప్తున్న మోక్షశాస్త్రం కూడా ఎవరికి? అధ్యాస ఉన్న వాళ్ళకి కూడా. అధ్యాస ఉన్న వాళ్ళకి, ఎందుకంటే అధ్యాస లేని వాడికి శాస్త్రమే అక్కర్లేదు. కేవల ప్రమాతృగా వాడికి ఏం శాస్త్రం? వాడు ప్రమాత కాడు వాడి, ఇంకా వాడే జ్ఞానము, వాడు సిద్ధుడు, వాడికి శాస్త్రమే అక్కర్లేదు. అధ్యాస ఉన్నంత వరకే శాస్త్రము. అది ఏ శాస్త్రము? లౌకిక వైదికాశ్చ ప్రవృత్తాః. లౌకిక వైదిక శాస్త్రములు రెండును అన్నాడు ఇక్కడ. ఇప్పుడు శరీరమే నేను అనుకుంటేనే కదండి మనం ఈ శరీరంతో చేయాల్సిన వ్యవహారాలన్నీ చేస్తాం, అన్నం తింటాం, వస్తువు చూస్తాం, వింటాం. ఎప్పుడు? ఈ చెయ్యి నేను, ఈ చెయ్యి నాది, ఈ కన్ను నేను, ఈ కన్ను నాది అనుకుంటేనే కదా వ్యవహారం చేస్తున్నారు. అది అనుకునే వాడికి వ్యవహారం ఏది? కనుక ఆ ప్రమాణం, ఇంద్రియ ప్రమాణము, ఇంద్రియముల ద్వారా తెలుసుకోవాల్సినది, ఇది లౌకిక వ్యవహారం. ఇక వైదికం, వేదముల్లో ప్రమాణాలు ఉన్నాయి, ఫలానా యజ్ఞం చేస్తే ఫలానాది వస్తుంది అంటే అవి చేస్తున్నాం మనం. సత్కర్మలు ఇవన్నీ చేస్తున్నాం, అవి చేసేటప్పుడు అధ్యాస ఉంటేనే చేస్తాం అంతే కదా. ఈ కర్మ బ్రాహ్మణుడు చేయాలి, ఈ కర్మ క్షత్రియుడు చేయాలి, ఈ కర్మ చేయాలంటే నేను క్షత్రియుణ్ణి అనే దేహధర్మాన్ని ఆత్మయందు ఆరోపించుకుంటేనే కదా చేస్తున్నాను ఇక్కడ. కనుక వైదిక శాస్త్రం కూడా, కర్మశాస్త్రం కూడా అందుకే పుట్టింది. మరి మోక్షశాస్త్రము వాడికి అధ్యాసకులు వాడికి లేదా? అందుకే నేను చెప్పాడు తెలుసా, సర్వానిచ శాస్త్రాన్ని విధి ప్రతిషేధ మోక్షపరాణి మూడును అన్నాడు. విధి నిషేధాలను చెప్పేటువంటి వైదిక శాస్త్రము, మోక్షం చెప్పే బ్రహ్మ విద్య కూడా అధ్యాస ఉన్నవాడికే అన్నాడు. బ్రహ్మ విద్య కూడా ఎవడికి? అధ్యాస ఉన్నవాడికే బ్రహ్మ విద్య. కనుక ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న బ్రహ్మము ఎవరు తెలుసుకోవాలి? అధ్యాసను మనం తెలుసుకోవాలి. కనుక అధ్యాస లేని వాళ్ళు ఎవరు? ఇది ఈ శరీరమే నేననే భ్రాంతిని అధ్యాస అనుకుందాం సింపుల్గా, అది అందరికీ ఉంది కదా. అది పోగొట్టుకోవడం కోసం మోక్షం చెప్పే తెలుసుకుంటున్నాం. శాస్త్రం తెలుసుకుంటున్నంతసేపు, సాధన చేస్తున్నంతసేపు అధ్యాస ఉందా లేదా? కాదయ్యా, మహామహా పండితులు ఉన్నారే, ఏది ఈ శాస్త్రాన్ని అరటి పండు ఒలిచినట్టు నోట్లో పెడతారే, అలాంటి పండితులు చాలామంది ఉన్నారు కదా. వారికి అధ్యాస లేదు కదా, మరి వాళ్ళు ఎందుకు ఈ శాస్త్రాలు చెప్తుంటారు? వాళ్ళకి చెప్తున్నాడండి నాయన. వాళ్ళు పశ్వాదిభిశ్చ అవిశేషాత్, వాళ్ళు పశువుల కంటే గొప్ప ఏం కాదు అన్నాడు. ఎటండి శంకరాచార్యుల వారి ఏం భాషది? పశువుల కంటే వాళ్ళకి ఏమీ గొప్పతనం ఏం లేదు, పశువులకి వాళ్ళకి ఏం మాత్రం భేదం లేదు. ఎవరికి? పండితుల విషయంలో అన్నాడు. ఎలా అండి? వ్యుత్పత్తి మతామ పురుషాణం ప్రత్యక్షాది వ్యవహార తత్కాలక సమానైతి నిశ్చీయతే. వ్యుత్పత్తి మతాం, వ్యుత్పత్తి అంటే పాండిత్యం అండి, మంచి పాండిత్యం. ఒక ఉపనిషత్ సూక్తం చెప్తే దాన్ని ఇడితి పడితిప్పి ఇకారికి ఆకారికి చెప్పి మొత్తం చెప్పగలిగే మహాపండితులు చాలామంది ఉంటారు. వాళ్ళు వ్యుత్పత్తి జ్ఞానవంతులు అంటారు. వ్యుత్పత్తి బాగా ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ కన్ఫ్యూజన్ ఉండదు, తేటగా చెప్పగలరు. మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎంత చెప్తున్నా మాబోటి గారికి. కానీ వ్యుత్పత్తి చేసిన పండితులు ఉంటారు మహాత్ములు, వాళ్ళ కన్ఫ్యూజన్ ఉండదండి, వాళ్ళు చాలా తేటగా చెప్తారు, క్రిస్టల్ క్లియర్గా చెప్తారు అద్వైతం. అలాంటి మహాపండితులు ఉంటారు. అద్వైతం చెప్పచ్చు, ఇంకో విషయం చెప్పచ్చు, శాస్త్ర పండితులు చాలామంది ఉన్నారు. మరి ఇంతమంది శాస్త్ర పండితులు, మరి పూర్వ సిద్ధాంతాలు రాసిన వాళ్ళందరూ మహామహా పండితులే కదా, వాళ్ళని తక్కువ వాళ్ళా? అయ్యా, వ్యుత్పత్తి మతామపి, వాళ్ళకు కూడాను ఈ అధ్యాస అనేది వ్యవహారంలో ఉంటుందయ్యా, అది గొప్ప మాట చెప్పాడు. అంతేకాదు బ్రహ్మ విచారణ చేస్తున్న దశలో కూడా నేనే బ్రహ్మమును, అంతా మిథ్య అని ఒక మాట కలుగుతుంది. కానీ వ్యవహార జీవితంలో అధ్యాస అంత తేలిగ్గా తొలగిపోదు, అది వచ్చి పడుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే వ్యుత్పత్తి మతామపి అధ్యాస బాధ ఉంది. ఇది ఎలాగో అంటే దీనికి చక్కటి ఉదాహరణ చెప్తున్నారు ఈయన. యథా దండోచ్యుతకరం పురుష విముఖముపలభ్యమాం, ఇక్కడ అర్థం చెప్తున్నారు. పశువులకి వాడికి భేదం లేదు ఎలాగో చెప్తున్నారు. ఒకడెవడో ఖడ్గం పట్టుకొచ్చాడు అనుకోండి జంతువు మీదకి, ఆ జంతువు భయపడి పక్కకు పరిగెడుతుంది, అవునా లేదా? తప్పించుకోవాలని చూస్తుంది. ఆ వ్యక్తి పచ్చగడ్డి పట్టుకొచ్చాడు అనుకోండి, మీదకెళ్ళాలి అనిపిస్తుంది దానికి. ఇది కదా ప్రమాణ ప్రమేయ వ్యవహారం ఉందా లేదా? ఎందుకు? తన ఉపాధితో తాదాత్మ్యం చెంది, అక్కడ యుష్మత్ ప్రత్యయమైన వాడితో తాదాత్మ్యం చెంది, ఈ రెండిటి చేత భయము ఆనందము అనే రెండు భావాలకు అది లోనయ్యిందా లేదా? ఇదే వ్యవహారం వీళ్ళకు కూడా ఉన్నదయ్యా అన్నాడు. ఒక ఆయన పాపం వేదాంతం చెప్తున్నట్ట, ఈ అధ్యాసనే మిథ్య అంటారండి. మరేం లేదు, దీనియం దాన్ని ఆరోపించుకుని, దానియం దీన్ని ఆరోపించుకుని, ఆత్మ అయిన దానియం ధనాత్మ ధర్మాన్ని చూడు మిథ్య. ఇది మిథ్యది చాలామందికి అర్థం కాలేదు. కానీ మిథ్య మాయా అనేటువంటి మాట శంకరాచార్యులు పుట్టించారని కొందరు అంటారు. వాళ్ళు ఏవి భగవద్గీత కూడా సరిగ్గా చదివి ఉండరు అన్న అభిప్రాయం. మాయావాదం మిథ్యావాదం అందులోనే ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. మామేవయే ప్రపంచంతే మాయామేత అంతరంతితి. భాగవతం చదవండి, ప్రహ్లాదుడు చెప్తాడు తానన్నీ రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. స్పష్టంగా చెప్పారు, మనం పట్టించుకోలేదు. ఎందుకంటే ఎందుకు పట్టించుకోలేదు చెప్పాను కదా, కావాలనుకోవట్లేదు. కావాలనుకుంటే చాలా సింపుల్ అండి సాధన చేస్తే. కనుక ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అర్థమవదు అనే కంప్లైంట్ నేను ఒప్పుకోను, నిలవలేదు అనే కంప్లైంట్ నొప్పుకుంటానేమో కానీ, ఎందుకంటే అర్థం అవుతుంది, ఎందుకంటే శంకరులు ఇంత తేటగా చెప్తే ఎందుకు అర్థం కాదండి. కనుక అధ్యాస అనేటువంటిది పండితులకు కూడా బాధాకరమే. అది ఇక్కడ చెప్తున్నాడు. ఒక ఆయన పాపం వేదాంతం చెప్తూ ఉన్నట్ట, అంతా మిథ్య, నువ్వు సత్యం అని చెప్తూ ఉంటే చక్కడ అడవిలో కూర్చొని ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు ఆయన. మహాపండితులందరినీ కూర్చోబెట్టి అవుతూ ఉంది, పెద్ద ఏనుగు వచ్చింది అక్కడికి భయంకరిస్తూ. అది చూసి పొలం అందరూ లేచిపోయారు. అందరూ లేచిపోతే ఇంత వేదాంతం చెప్తున్న ఇతడు మాత్రం అది బ్రహ్మం ఇది బ్రహ్మను చూస్తూ కూర్చున్నాడు. ఈయన లేచి పరిగెత్తాడు. అందరూ కలిసి ఒక చోటకి కొంచెం చేరుకున్నారు. అందులో ఒక శిష్యుడు తెలివినవాడు బలే పట్టాడు. నాయనా, మీరు అంతా మిథ్య అంతా మిథ్య అన్నారు కదా, ఎదురుగా వచ్చిన గజం కూడా మిథ్యే కదా, మరి అస్మత్ ప్రత్యయం ఇష్మత్ ప్రత్యయాన్ని చూసి ఎందుకు పారిపోయింది అన్నాడు. తమరెందుకు గజాన్ని చూసి పలాయనం చెత్తగించారంటే, నాయన గజము మిథ్యే నా పలాయనము మిథ్యే అన్నట్టు. ఇదే గజం మిథ్య పలాయనం మిథ్య అని సామెత మనకి ఎంత గొప్ప మాట వచ్చింది ఇక్కడ. ఇది ఎందువల్ల వచ్చింది, ఇందాక చెప్పాడే వ్యుత్పత్తి మతామపి వ్యవహారంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేదాంతం పలుకుడు చెప్పినా నీకు జ్వరస్తూ కుయ్యోమర్రో తప్పదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన దేవుడు అక్కర్లే, పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, ఉన్నదంతా వేదాంతం. ఇలాంటి వాళ్ళని అసలు శంకరాచార్య ముట్టుకే పెడతారు, గుర్తుపెట్టుకోండి. శంకరాచార్య సరిగ్గా అర్థం కాలే. ఈ మధ్య కొత్త కొత్తగా వస్తున్న మోడర్న్ ఫిలాసఫీలు చదివి వాళ్ళని మెప్పించాలని ప్రయత్నిస్తూ శంకరులు ఒప్పుకున్న సగుణ బ్రహ్మోపాసన వాళ్ళు ఒప్పుకోక, అయ్యా నీకు నిర్గుణం చేరేవరకు ఇది అవసరమయ్యా అని ఆయన సగుణ బ్రహ్మము అని చెప్తూ ఉంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఈశ్వర హేళన చేస్తూ శివకేశవాది నిందలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి తలనొప్పిస్తూ కుయ్యమరు అనరా, అనకపోతే వాడు చెప్పేదేమిటి, వీడు చెప్పేదేమిటి, నేనే చెప్పేది గొప్ప అనేది ఎక్కడి నుంచి వస్తుంది గుర్తుపెట్టి. ఆ భావం వచ్చిందంటేనే నువ్వు కేవల పండితుడివి అని తెలుస్తున్నది కదా. వాళ్ళకి శంకరులు మొట్టమొదటి మొట్టుకై పెట్టాడు. కనుక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోయినంత మాత్రం లాభం లేదయ్యా, అధ్యాస వదలాలి. అధ్యాస వదిలే వరకు అందుకే ఇక్కడ గొప్ప అంతఃకరణ ధర్మాలైన వీటిని దేహధర్మాలని వాటిని ఎందు ఆరోపించుకున్నటువంటి అధ్యాసలో ఉండడం ఉన్నది. ఇది పెద్ద అనర్థము, ఇది పెద్ద అనర్థము. అనర్థం నుంచి బయటపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అంత మహా అనర్థం ఏదయ్యంటే ఇదే అధ్యాసయే పెద్ద అనర్థము. అందుకే అధ్యాస వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏవమయం అనాదిహి అనంత నైసర్గిక అధ్యాస మిథ్యాప్రత్యయ రూప. ఇది మిథ్యాప్రత్యయం అంటే నేను అనిపించడం, నాదని అనిపించడం అనేది ప్రత్యయం. అనిపించడాన్ని ప్రత్యయం అంటారు, అనిపించడాన్ని ప్రత్యయం అంటారు. ఈ అనిపించడం మిథ్య. ఈ మిథ్యా ప్రత్యయము ఎప్పటి నుంచి మొదలయ్యింది? అనాదిహి అనంత నైసర్గిక. ఈ అధ్యాస ఎంతుందో చెప్పండి, చెప్పగలరా? పిపిల కాదు బ్రహ్మ పర్యంతం వ్యాపించింది. ప్రతి దాన్ని యుష్మదస్మత్ ప్రత్యయ భేదాన్ని తెలుసుకోలేకుండా చేసిన దానివల్ల వచ్చినటువంటిది. కనుక ఇక్కడ ఏంటి, అధ్యాస అనంతం, రెండు నైసర్గికం, స్వాభావికం అయిపోయింది. కనుకనే ఇది సర్వలోక ప్రత్యక్ష. అధ్యాస మనకి లోకంలో అందరి ఎందు కనబడుతూనే ఉంది. అస్య అనర్థహేతో ప్రహాణాయ, ఈ అనర్థహేతువైన అధ్యాస పోవాలి అంటే మార్గం ఏమిటి? నేను కానిదాన్ని నేననుకోవడం, అలాగే నేనుని నేను కానిదాని ఎందు ఆరోపించడం, ఇది ఆ పెద్ద అనర్థము. కానీ అనర్థం అంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యాన్ని ఇంటికెళ్ళి మననం చేసుకుందాం. కనుక ఈ అనర్థం పోవాలి అంటే మార్గం ఏది? ఏ యజ్ఞం చేస్తే పోతుంది, ఉపాసన చేస్తే పోతుంది, ఒకే మార్గం. అది ఆత్మైకత్వ విద్యా ప్రతిపత్తయే, ఆత్మ ఏకత్వ విద్యా ప్రతిపత్తయే. ఆత్మైకత్వం తెలియాలి. ఉన్నదంతా ఒకటే ఆత్మ అని తెలిసినప్పుడు ఇకు యుష్మదస్మత్ ప్రత్యయం లేదు కదా. అది ఆది కావాలంటే దానికోసం, దాన్ని ప్రతిపత్తయే, దాన్ని తెలియడి చేయడం కోసం సర్వే వేదాంతా ఆరభ్యంతే, సర్వ వేదాంతములు దానికై ఆరంభించాయి, ప్రయత్నించాయి. యథాచాయమర్త సర్వేషాం వేదాంతానంతథ, ఆ వేదాంతములు ఎందు ఏ అర్థం చెప్పబడిందో దానినే మేము శారీరక మీమాంసాయాం ప్రదర్శయిష్యామ. ఈ శారీరక మీమాంసలో మేము దాన్నే ప్రదర్శిస్తున్నాం. దేన్ని? ఉపనిషత్తులు. ఉపనిషత్తులు చెప్పింది అనర్థం పోగొట్టుకోవడం కోసం పనికొచ్చే ఉపాయం. అనర్థం ఏమిటి? అధ్యాసే అనర్థం. అధ్యాసకు మరో పేరు అవిద్య. సింపుల్ అయిపోయిందండి. అవిద్యని తొలగించడం కోసం ఉపనిషత్తులు వచ్చాయి. అవి తెలుసుకుంటే అనర్థం పోతుంది. ఎవరికి మాత్రం అనర్థం పోవాలని ఉండదు చెప్పండి. అందుకు అనర్థం పోగొట్టుకోవడం కోసం పనికొచ్చిన అర్థమే బ్రహ్మసూత్రం. కనీసం రోజుకు ఒక గంట అన్నారు చెప్పుకుంటే గానీ కుదరని పని ఇవాళ మనం గంటన్నర కూడా పూర్తిగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆరంభంలో కొన్ని లాంఛనాలు ఉంటాయి. రేపటి నుండి ఖచ్చితంగా 6:30 ప్రారంభం అవుతుంది, సందేహం లేదు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక సభకి ఏదైనా సంప్రదాయం, దీనికి మరింత సంప్రదాయం. జిజ్ఞాసులైన శ్రోతలందరూ కూడా 6:30 అంతరాయతిమిర ఉపశాంతయ్యకి సిద్ధంగా ఉందాం. సర్వం శ్రీ శివగురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖనో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.